శుక్లయజుర్వేదాంతర్గత బృహదారణ్యకోపనిషత్ అధ్యయన పుష్పము. బృహదారణ్యకోపనిషత్ పంచమాధ్యాయము 5.1. బ్రాహ్మణము యాజ్ఞవల్కీయ కాండము అశ్వల బ్రాహ్మణము. విదేహ దేశ జనక మహారాజు లోకప్రసిద్ధుడగు కర్మయోగి. కర్మణేవహి సంసిద్ధిం ఆస్థితా జనకాదేహ అని అవతారమూర్తి అగు శ్రీకృష్ణ భగవానుడు స్తుతించినట్టి మహనీయుడు తత్వమును తత్వశాస్త్ర విశేషాలను మహనీయులచే పలికించుచు మహత్తర జ్ఞానయజ్ఞమును నిర్వర్తించినట్టి లోకకళ్యాణమూర్తి. ఆ జనక మహారాజు ఒకప్పుడు సర్వమానవ శ్రేయస్సును ఉద్దేశించి ఒక యజ్ఞమును తలపెట్టారు. అనేక ప్రదేశముల నుండి విచ్చేసిన వేదజ్ఞులకు బ్రాహ్మణుల మంత్రోచ్చారణతో యజ్ఞము ప్రారంభమైనది. అనేకమంది వేదవేత్తలు, వేదాంగవేత్తలు, తత్వజ్ఞులు, మునులు, ఆశ్రమవాసులు ఆహ్వానితులై యజ్ఞమునందు పాల్గొనటానికి విచ్చేశారు. యజ్ఞము ఒక పండుగ వలె ప్రారంభమైనది. యజ్ఞము జరుగుచున్నన్ని రోజులు సాయం సమయంలో వేదవేదాంత విశేషాలతో కూడిన సత్సంగము వేద విహితమైనట్టి నియమమైనట్టి ఆచారమై ఉన్నది. అందుచేత జనక మహారాజు ఇట్లు తలచారు. ఆహా, కురు, పాంచాల, కాశీ మొదలైన అనేక దేశముల నుండి వేదవేత్తలగు మహనీయులెందరో వచ్చారు కదా. ఈ సందర్భములో పరబ్రహ్మము గురించిన నిర్వచనములను ప్రకటించగల పండితా సభను జరిపించదనుగాక. వీరు పరస్పరము సంవాదము నిర్వర్తిస్తూ ఉంటే అది బ్రహ్మభగవానుడు వేయించేసిన సభయే కాగలదు. మరియు వేదము యొక్క ఉపదేశము, మేసేజ్, యుక్తి, ఉపాయము కలిపి ఆత్మ యొక్క అద్వితీయత నిరూపించబడుచు ఆత్మతత్వమును కరతలామలకము చేయుటయే అన్ని కార్యక్రమముల సదుద్దేశ్యము. శాస్త్ర తాత్పర్యము పరిశీలన పూర్వకముగా నిర్ధారించటానికై ఈ పండితా సభ ఉపయుక్తము అగుగాక అని కూడా తలచారు. సత్సంగ సభ ప్రారంభించబడి అనేక ప్రాంతముల నుండి వచ్చిన మహనీయులు, తదితర యజ్ఞదర్శనార్థమై వచ్చిన ఉత్సాహికులు సత్సంగ సభలో ఆసీనులైనారు. కురుపాంచాల ఇత్యాది ఆయా దేశముల నుండి వచ్చిన వేద వేదాంగ వరేణ్యులు, ప్రవక్తలు సభలో ముందరగా కూర్చోబెట్టబడ్డారు. అనేకమంది వేదవేత్తలలో అత్యంత శ్రేష్ఠుడెవరో, సర్వశ్రేష్ఠుడనతగానవారు ఎవరో తెలుసుకోవాలని మహారాజుకు కించిత్ కుతూహలము. అయితే సత్సంగమే ముఖ్యోద్దేశ్యము. శ్రీ జనక మహారాజు లేచినుంచుని సభను ఉద్దేశించి ఇట్లు ప్రసంగించసాగారు. శ్రీ జనక మహారాజు ఈ సభకు విచ్చేసిన సభికులందరికీ ఆత్మభావనాపూర్వకంగా నమస్కరిస్తూ సుస్వాగతము పలుకుచున్నాను. కురుపాంచాల ఇత్యాది అనేక దేశముల నుండి మరియు ఈ విదేహ రాజ్యములో అనేక ప్రాంతముల నుండి వచ్చిన పండితవరేణ్యులు, మునులు, జ్ఞానవృద్ధులు, వేద వేదాంగ ప్రావీణ్యులు, ఆబాల గోపాలము మీరంతా విచ్చేటచే ఈ యజ్ఞము సఫలము. ఆత్మతత్వమునందు విజ్ఞానము కలవారిని కలుసుకోవటము అట్టి మహనీయులు ప్రశ్న ప్రతివచనములతో సంభాషించుకొనుచుండగా వినటము ఇది ఆత్మజ్ఞానము పొందుటకు ఉపాయము అని తర్కశాస్త్రము చెప్పుచూ ఉన్నది. తత్వజ్ఞానవరేణ్యులు ఒకచోట సమావేశమైనప్పుడు శ్రోతలయందు విజ్ఞానము వృద్ధి పొందటము లోకానుభవము కూడా. ఈ సభలో విచ్చేసిన బ్రహ్మవేత్తలకు, వారికి, జ్ఞానవృద్ధులకు, దేశ విదేశము నుండి వచ్చిన ప్రముఖులకు మేము సమర్పిస్తున్న వసతులు, దక్షిణలు మొదలైనవి చక్కగా మా కార్యకర్తలచే అందింపజేయబడుచున్నాయి కదా. మిథిలా నగరమునకు మీ అందరి రాక మీకు సుఖప్రదమగుగాక. మాకు, మా రాజ్యమునకు శుభము మంగళప్రదము అగుగాక. ఆహ్వానితులగు అనేకమంది జనులు ఈ సభను అలంకరించి ఉండటము మాకు చాలా సంతోషము. వేదవేత్తలు అనేకమంది ప్రవచన సామర్థ్యము కలవారేనని మనందరికీ తెలిసినదే. అయితే అట్టి ఈ సభకు వేయించేసిన వేదవేత్తలలో సర్వశ్రేష్ఠుడు ఎవ్వరు, ప్రత్యేకించి ఇది తెలుసుకోవాలని ఒక చిన్న కుతూహలము కలుగుతోంది. అయితే అది తెలుసుకోవటము ఎట్లా? అందరిలో దిట్ట ఎవ్వరో తెలుసుకొనుటకు ఒక ఉపాయము ఆశ్రయించబడుతోంది. ఇక్కడికి దగ్గరలోని గోశాలయందు మా మంత్రులు 1000 వయస్సులో ఉన్న గోవులను సంసిద్ధము చేసి ఉంచారు. ఒక్కొక్క గోవుకు 2 కొమ్ములకు, 4 కాళ్ల గిట్టలకు బంగారముపు తొడుగులు కట్టబడ్డాయి. బ్రహ్మతత్వమును ఎరిగియున్న పూజనీలకు బ్రాహ్మణులారా, బ్రహ్మజులారా, మీరందరూ బ్రహ్మవేత్తలే, ఇందులో సందేహము లేదు. అందుచేత మీ అందరికీ హృదయపూర్వకంగా మరల మరల నమస్కరిస్తున్నాము. తర్కశాస్త్రమును అనుసరించి ఎక్కడ బ్రహ్మవేత్తలు సమావేశమై బ్రహ్మము గురించి విశ్లేషణపూర్వకంగా తర్కించుకుంటూ, చర్చించుకుంటూ, సంభాషించుకుంటూ ఉంటారో అక్కడి శ్రోతలకు బ్రహ్మతత్వము కరతలామలకము కాగలదు అనో సిద్ధాంతము సర్వజన విదితము. అందుచేత మావంటి అర్ధజుల జ్ఞానవృద్ధిని పూరీణాకరించుకొను యత్నముగా ఇక్కడి బ్రహ్మవేత్తలు చర్చాపూర్వకంగా బ్రహ్మము గురించి చెప్పుకొనుచుండగా విని మేము కూడా పునీతులము కావాలనే ఉద్దేశ్యముతో ఇదిగో ఇప్పుడు ఈ ప్రకటన చేయుచున్నాను. ఆత్మజ్ఞానవేత్తలకు మీరందరూ దయతో ఈ సత్సంగ సభను ఆత్మతత్వ సమాచారమునకు సంబంధించిన ప్రశ్న సమాధానములతో సభికులందరికీ వినుల విందు చేసెదురుగాక. ఈ ప్రయత్నము ఏ ఒక్కరినీ తక్కువగా చేయాలని కాదని ముందుగా నామనవి. సత్సంగము ఆత్మశాస్త్ర పరిశీలనయే ముఖ్యోద్దేశ్యము. అందుచేత మరల వినండి. మీ అందరిలో ఎవడైతే అతిశయించిన బ్రహ్మవేత్తయో, బ్రహ్మనిష్ఠుడో, నేను బ్రహ్మమును ఎరిగియున్నాను అని ప్రతిజ్ఞ చేస్తారో, శపథము చేసి ఘంటాపథంగా చెప్పుతారో, వారు మా గోశాల నుండి 1000 గోవులను తమ గృహమునకు లేక ఆశ్రమమునకు తోలుకొనిపోవచ్చును. అట్టి ప్రతిజ్ఞతో ముందుకు వచ్చిన వారితో సంభాషించదలచువారు లేక తర్కించదలచువారు బ్రహ్మము విషయముగా ప్రశ్న సమాధానముల పూర్వకముగా తర్కించవచ్చునుకూడా. ఎవ్వరి మాట పైచేయి అయితే వారే గోవులను అంతిమంగా గెలుచుకోగలరు. ఇప్పుడిక నేను బ్రహ్మనిష్ఠుడను అని పలికి మా గోశాలలోని గోవులను స్వీకరించటానికి ఎవ్వరైనా ముందుకు రావచ్చును. ఈ విధముగా పలికి జనకా మహారాజు మౌనము వహించారు. జనకా మహారాజు పండిత బ్రాహ్మణీయులకు అక్కడి జనులను ఉద్దేశించి ఇట్లా పలుకగా, మేము బ్రహ్మమును ఎరుగుదుము, బ్రహ్మనిష్ఠులము, బ్రహ్మిష్ఠులము అని శపథము చేసి చెప్పుటకు ఎవ్వరూ ధైర్యము చేయనేలేదు. కొద్ది క్షణములు ఆ విధంగా మౌనంగా నిశ్శబ్దంగా గడచిన తరువాత యాజ్ఞవల్క్యుడు అను ఆయన లేచి నిలుచున్నారు. చిరునవ్వుతో జనక మహారాజువైపు సహా సభికులవైపు కలియచూచారు. సభకు సరస్వతి ఉపాసనాపూర్వకంగా నమస్కరించారు. తన దగ్గర వేదము చదువుకుంటున్న ఒక విద్యార్థియగు బ్రహ్మచారిని చూచి ఓయి ప్రేదస్సనడవగు సామశ్యవస, జనక మహారాజు గారు ప్రకటించినది విన్నాము కదా. నీవు వెంటనే లేచి బయట ఉంచబడి నిరీక్షించు గోవులను మన ఆశ్రమమునకు తోలుకొని వెళ్ళుము అని ఆజ్ఞాపించారు. వెనువెంటనే యాజ్ఞవల్క్య శిష్యుడగు సామశ్రవుడు లేచి నిలుచుని గురువర్య, అట్లాగే, ఇదిగో మీ ఆజ్ఞను శిరసావహిస్తున్నాను అని పలికి అక్కడి సభకు బయటగా వేచి ఉన్న గోవులనన్నిటినీ యాజ్ఞవల్క్య ఆశ్రమమునకు చేరవేయటానికి సంసిద్ధుడు అయినాడు. ఇక అక్కడి పండితులు, శాస్త్రవేత్తలలో కొందరు తీది ఏమిటి, మనము మహారాజు ప్రకటనను వినికూడా మేము బ్రహ్మిష్ఠులము, బ్రహ్మమును ఎరిగి బ్రహ్మమే అయి ప్రకాశించుచున్నాము అని ఆయన కోరినట్లు శపథం చేయలేదు. ఎందుకు? బ్రహ్మము గురించి తెలియకనా, నిష్ఠలేక? కాదే. యతోవాచో నివర్తింతే అప్రాప్య మనసాసహ అనునట్లుగా వాక్కుతో ప్రకటించలేము. అయినా కూడా ఇదంతా బ్రహ్మమేనని మేము నిరూపించగల వక్తలమే కదా అని అనుకోసాగారు. ఆ సభలోగల కొందరు ఋత్విక్కులు కూడా మేము వేద వేదాంగ ఉపనిషత్తువాణి పలుకగలమే, మాకన్న కూడా నిష్ఠగలవాడినని ఈ యాజ్ఞవల్క్యుడు నిండు సభలో ప్రకటన ఎట్లా చేస్తాడు? ఈ విషయమేదో ఈతనితో మనం తేల్చుకోవలసినదే అని కించిత్ ప్రసంగపూర్వకంగా గుసగుసలాడుకోసాగారు. అప్పుడు అక్కడి జనక మహారాజు రాజ్యములో విదేహ పట్టణ నివాసియగు అశ్విలుడు అనే ఋత్విక్ బ్రాహ్మణుడు లేచి నిలుచున్నారు. గంభీరమైన వేదవరేణ్య పాండిత్యముతో నిండుకట్టు బొట్టులతో స్ఫురద్రూపి ఆయన జనక మహారాజు చేత అనేక యజ్ఞములను చేయించుటచే రాజుకు అత్యంత ప్రియమైనవారు, వేదమంత్రములను అధ్యయనము చేసియున్నవారు, అనర్గళముగా అనేక యజ్ఞముల సంబంధమైన మంత్రములను తాళపత్రములు చూడకుండా గానము చేయగలదిట. వేద వేదాంగముల గురించి జనక మహారాజు సభలో అనేకసార్లు అపన్యసించి రాజుగారి మెప్పు పొందినట్టివారు. అట్టి అశ్వల ఋత్విక్కు లేచి నిలుచున్నారు. అశ్వలుడు ఋత్విక్కు అయ్యా, యాజ్ఞవల్క్యులవారు అందరికంటే త్వమ్ను ఖలు నో యాజ్ఞవల్క్య బ్రహ్మిష్ఠోసి. 5:1-2 బ్రహ్మనిష్ఠుడను నేనే అని చెప్పి చెప్పకుండా గోవులను తోలుకొనిపోయి ఒక్కసారిగా ప్రకటిస్తున్నారే. ఏమీ, మీరు మాత్రమే బ్రహ్మిష్ఠులా? మేమంతా కామ. మాకన్నా శ్రేష్ఠులైన బ్రహ్మిష్ఠులా మీరు? దయచేసి వివరించి చెప్పమని ప్రార్థన. యాజ్ఞవల్క్యుడు అయ్యా, అశ్వల ఋత్విక్ మహాశయ, ఈ సభలో వేంచేసియున్న అనేక మంది బ్రహ్మవేత్తలకు, తత్వజ్ఞులకు, యజ్ఞయగాదులందు అత్యంత ప్రావీణ్యులైన ఋత్విక్కులకు, జ్ఞానులకు, అధ్యాత్మశాస్త్రవక్తలకు హృదయపూర్వకముగా నమస్కరిస్తున్నాను. నమో వయం బ్రహ్మిష్ఠాయ, ఓ జనక మహారాజా, అనేక ఆధ్యాత్మికమైన సిద్ధాంతములను, ప్రవచనములను మహనీయులచే పలికిస్తూ కర్మయోగిగా ప్రసిద్ధి పొందినట్టి లోకప్రసిద్ధులైన మీకు చేతులు ఎత్తి హృదయపూర్వకముగా నమస్కరిస్తున్నాను. బ్రహ్మమే స్వరూపులై అస్మత్ ఆత్మస్వరూపులే అయి ఉన్న సభలోని వారందరికీ నమస్కారము. ఓ అశ్వల మహాశయ, మేము బ్రహ్మవేత్తలకు సర్వదా దాసానుదాసులమై నమస్కరించువారము మాత్రమే. మనమంతా నిస్సంకోచంగా సర్వదా బ్రహ్మమే అయి ఉన్నాము అనేది నిస్సంశయ సత్యమే. ఇందులో అనుమానమే లేదు కదా. మరిప్పుడు ఈ జనక మహారాజు ప్రకటనను ఆమూలాగ్రము వినికూడా గోవులను ఎందుకు స్వీకరించామని ప్రశ్నిస్తున్నారా? ఎందుకో వినండి. కూర్మో గో కామా ఏవ వయన్ స్మైతి. 5:1-2 మేము గోవులను ఆశ్రమము యొక్క అవసరముల కొరకే కోరువారము మాత్రమే. మా ఆశ్రయములోని అనేక మంది విద్యార్థులకు, శిష్యులకు ఇది పరిపోషణ కాగలదు. బ్రహ్మవేత్తత్వమును పణముగా, పందెముగా ఉంచి గోవులను స్వీకరించుచున్నాము. అంతేగాని కించిత్ చిరునవ్వుతో, బ్రహ్మవేతృత్వమునందు అభిమానముతో కాదు. నేను అధికుడను అను అహంకారముతో కాదు. అశ్వలుడు ఓహో, బ్రహ్మవేతృత్వమును పణము, ప్లేజ్ ఆస్ సెక్యూరిటీ గా పెట్టి గోవులను తోలుకుపోతున్నారా? ఏమీ చమత్కారము. అయితే ఈ విదేహ రాజ్యములో జనక మహారాజుగారి యజ్ఞ కార్యక్రమములలో ఋత్విక్కుగా సేవించుచున్న ఈ అశ్వలుని నా యొక్క కొన్ని ప్రశ్నలకు మీరు సమాధానము చెప్పవలసియున్నది. అందుకు మీరు సంసిద్ధులేనా? యాజ్ఞవల్క్యుడు అయ్యా, అశ్వల ఋత్విక్ మహాశయ, తప్పక ప్రశ్నించండి. నాకు అనుభవమైనదంతా ఎంతవరకు వాక్కుతో వివరించగలనో అంతవరకు చెప్పటానికి సంసిద్ధుడనే ఉన్నాను. మృత్యువునకు సాక్షిగా అయి మృత్యువును జయించటం. అశ్వల ఋత్విక్ ఋత్విక్కులమగు మేము అగ్ని మొదలైన ఆయా అనేక సాధన వస్తువులను ఉపయోగించి పాంక్తకర్మ, యజ్ఞయగకర్మ యజమానుని చేచేయిస్తూ ఉన్నాము కదా. ఈ ప్రపంచములోని వస్తు సముదాయమంతా మృత్యువుచే వ్యాపించబడి ఉన్నది. అంతేకాదు, కర్మరూపముగా ఉన్నది కర్మ సాధన వస్తువులు మొదలైనవన్నీ కూడా ఆసక్తితో, ఆవేశముతో ఉండి ఉంటున్నాయి. అవన్నీ మృత్యువుచే వ్యాపించి ఉండుటే కాకుండా మృత్యువుకు వశమై కూడా ఉన్నాయి కూడా. యత్ దృశ్యం తత్ నశ్యం. అవునా కాదా? అటువంటప్పుడు కర్మ నిర్వర్తించుచున్న యజమానుడు మృత్యువుకు ఎరాగుచున్న ఆయా వస్తు సముదాయమును ఉపయోగించి నిర్వర్తించు క్రియ, కర్మ, వ్యవహారములచే ఎట్లా మృత్యువును జయించగలడు? మృత్యువు యొక్క వ్యాప్తిని అధిగమించి మృత్యువుకు వశము కాకుండా మృత్యువు నుండి విముక్తుడై స్వతంత్రుడై ఉండగలడా? అమృతతుల్యుడు కాగలడా? లేక యజమాని నశించబోవుచున్న వస్తువులను పణముగా పెట్టి లేక ఉపయోగించి నాశనము అను మృత్యువును వశం చేసుకుని మృత్యువును, మార్పు చేర్పులను అధిగమించి విముక్తుడై అమృత స్వరూపుడు ఎట్లా అవగలడు? ఇది చెప్పండి. యాజ్ఞవల్క్యుడు హోత్రర్త్విజ అగ్నినా వాచా వాగ్వై యజ్ఞస్య. 5:1-3 వాక్కుచేత యజమాని మృత్యువును అధిగమిస్తున్నాడు. పరికరములు నాశన ధర్మము కలిగి ఉండవచ్చుగాక, కాని యజ్ఞవాటికలో కాలుచున్న అగ్ని మాత్రమే అగ్ని కాదు. వాక్కు అగ్ని యొక్క అధిదైవ దేవతా దివ్య స్వరూపము, అదియే వేదమంత్రోచ్చారణ. ఆ వేదమంత్రమును యజమాని యొక్క పలుకులుగా పలుకుచున్నవాడే హోత లేక ఋత్విక్కు. యజమాని యజ్ఞము యొక్క వాక్ రూపము అని కూడా సిద్ధాంతీకరించబడుతోంది. యజమాని కోరికపై హోత యొక్క మంత్రశబ్ద రూప వాక్కుయే అధియజ్ఞము. ఆ మంత్రము యజమాని కొరకే పలుకువాడు హోత. యజ్ఞరూపుడై యజమాని వాక్కు పలకటము అనబడే అధిదేవతము దేవతావర్గం యొక్క పరిధి నందు ప్రసిద్ధమైయున్నది అగ్నియే. వాక్ రూపుడగు అగ్నియే యజ్ఞమునందు హోతగా ఉపాసించబడుచున్నారు. సముక్త్యః సాతి ముక్త్యః. ముక్తి హోతను అగ్నిదేవునిగా హోతరూపములో ఉన్న అగ్నిగా దర్శించుటయే ముక్తి. అగ్నిదేవుడే యజ్ఞమునకు హోత అని భావించుటయే సంసర్బంధ విముక్తి మార్గము. ఎప్పుడైతే యజ్ఞము యొక్క యజమాని వాక్కు హోతలను అగ్నిరూపముగా ఉపాసిస్తూ దర్శిస్తాడో, ఆ వెనువెంటనే అజ్ఞానము నుండి పుట్టిన ఆసక్తి ఇన్క్విజిటినేస్ ఎక్స్పెక్టేషన్ అను ఆధ్యాత్మిక మృత్యువు నుండి క్రమేపీ విముక్తుడవుతాడు. అంతేకాదు, ఆ యజమాని దేహము దృశ్యము అను రెండిటి యొక్క దేశకాలముల ప్లస్ ఫాక్టర్ అండ్ టైమ్ ఫాక్టర్ ఆధారరూపమగు దృశ్య సంబంధమైన మృత్యువు నుండి కూడా విముక్తిని పొందుచున్నాడు. మార్పు చెందని వస్తువు ఆత్మతో మమేకమే మృత్యువును దాటిపోవటము లేక అమృతత్వమును సిద్ధించుకోవటము. ఇంక వేరే త్రోవ లేదు. హోతవాక్కులను అగ్నిరూపముగా ఉపాసించటమే యజమానికి ముక్తి సాధనము. అదియే అతిముక్తి కూడా. నేను దేశ కాలములకు దేహ దృశ్యములకు బద్ధుడను కాను అని హోత పలుకుచున్న సారాంశ వాక్ స్వరూపములను అగ్నిరూపముగా ఉపాసించుటచే యజమానియందు యజ్ఞపురుషత్వము రూపుదిద్దుకున్నప్పుడు ఇక బంధము ఉన్నది అను ప్రసక్తియే ఉండదు. కనుక అదియే అతిముక్తి. అదియే ఏకాగ్ని రూపముగా ఉపాసించుటయే అధిదేవోపాసన కూడా. బంధము అనగా ఏమి? ఆధిభౌతికమైన నశించు పరిచ్ఛిన్నములగు విషయభోగముల పట్ల ఏర్పడు ఆసక్తియే బంధము. అనగా అధిభూతములందు శబ్దస్పర్శ రూపరస గంధములకు విషయములుగా కనిపిస్తున్నవాటియందు వేదనయే మృత్యువు. ఎందుకంటే అవన్నీ కూడా దేశకాలములకు సంబంధించినవై దేశత్ కాలముల ప్రభావముచే మార్పు చేర్పులు చెందటము జరుగుచుండటం చేత ఆసక్తులు తీవ్ర వేగము సంతరించుకొని బంధముగా అనుభూతమవుతున్నాయి. నిజానికి యజ్ఞపురుషుడగు యజమాని యొక్క స్వస్వరూపాత్మకు బంధమెక్కడిది? ఇప్పుడు యజమాని అధ్యాత్మములందు పరిచ్ఛిన్న విషయభోగములందు ఆధిభూతములయందు అనగా దేహ దృశ్య పదార్థములందు ఏర్పడు ఆసక్తిని విరమింపజేసుకొనుచు వాక్హోతలను అనుభవము యజ్ఞములను ఏకము చేసి అగ్నిరూపముగా ఉపాసించుటయందు ధ్యాస ద్వారా ఆసక్తిని పెంపొందించుటయే అతిముక్తి కూడా. అట్టి ప్రయత్నమే ఆత్మోపాసన. ఇకప్పుడు దేహములోని వాక్కు కనులు చెవులు నాలుక మొదలైనవన్నీ కూడా వాటివాటి విషయములతో సహా ఆ యజమాని పట్ల ఆదిత్య రూపమును లేక అగ్నిరూపమును సంతరించుకొనగలవు. యజమాని ఆదిత్య స్వరూపుడై అహోరాత్రములను జయించటం అస్వల బ్రాహ్మణుడు సంతోషము. అయితే ఓ యాజ్ఞవల్క్య, ఇక్కడ కనబడుచున్నదంతా కూడా పగలు రాత్రిలచే వ్యాపించినదే ఉన్నది. అంతేకాదు, ఇదంతా కూడా అహోరాత్రములచే పగలు రాత్రులచే తమ వశముగా చేసుకొనబడినదే ఉన్నది. కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో అనగా ఈ రాత్రి ఏమి జరగబోవుచున్నదో అది రాత్రికి వశమై ఉన్నది. ఈ పగలు ఏమి జరగబోవుచున్నదో అదంతా కూడా పగలుకు వశమయ్యన్నది. ఇప్పుడు నా ప్రశ్న, కేన యజమానో అహోరాత్రయోహ ఆప్తి ఉచ్యాతైతి? 5:1-4 యజ్ఞము నిర్వర్తించు యజమాని దేని సహాయముతో అహోరాత్రముల వ్యాప్తి నుండి అతిక్రమించి విముక్తుడు కాగలడో అది వివరించండి. యాజ్ఞవల్క్యుడు పగలు రాత్రి యొక్క పరిమితత్వమును మూడింటి సహాయముచే యజ్ఞము నిర్వర్తించు యజమాని అధిగమించగలడు. ఒకటి, ఆధ్వర్యుడు యజ్ఞము చేయించువాడు ఋత్విక్కు. రెండు, కన్ను చూపు. మూడు, ఆదిత్యుడు. ఆధ్వర్యుడే నేత్రము, నేత్రము చూపుగా ఉన్నది ఆదిత్యుడే. ఆధ్వర్యుని నేత్రముగాను ఆదిత్యునిగాను ఉపాసించువాడు పగలు ఈ రాత్రులను అధిగమించగలడు. పగలు రాత్రిలను గుర్తిస్తున్నదెవరు? చూపు కదా. ఆ చూపు ఎక్కడి నుండి ప్రభవించి దేహములో సిద్ధిస్తోందో అదే ఆదిత్యుడు. కన్ను అనగా అందలి చూపుశక్తి, చూపుశక్తియే చూచినది చూపబడునది అగు ఆధ్వర్యుడు. లేక ఆ చూపును సకల దేహములలో ప్రతిక్షేపించే దివ్య దేవతాశక్తి. దివ్యశక్తి అనగా అందుకు అధిదేవతయగు ఆదిత్యుని రూపమే. ఈ కన్ను చూపు ఆధ్వర్యుడు ఆదిత్యుడు సర్వదా ఏకరూపులే అనుజ్ఞాపకముతో కూడిన జ్ఞానమే ముక్తి. అట్టి ఏకత్వము యొక్క చమత్కారమే ఆత్మ యొక్క ప్రదర్శనము అనునది అతిముక్తి. అట్టి ఏకత్వ ఉపాసనచే యజమాని ఆదిత్య స్వరూపుడగుచున్నాడు. ఆదిత్య స్వరూపునకు పగలు రాత్రి ఉండవు కదా. ఆ విధముగా యజమాని అహోరాత్రములను జయించినవాడగుచున్నాడు. ఎందుకంటే నిత్యస్వయం ప్రకాశకుడగు సూర్యునికి పగలు రాత్రి ఏమీ ఉంటాయి. ఏకత్వోపాసకుడగు యజమాని పట్ల చీకటి రూపమగు సంసారము స్వభావపూర్వకంగా పటాపంచలగుచున్నది. సన్ హాజ్ నో డోన్ అండ్ నో డస్క్. యజమాని ప్రాణ వాయు ఉపాసనచే ప్రాణస్వరూపుడై కాలము నుండి అతిముక్తి. అశ్వల ఋత్విక్కు ఓ యాజ్ఞవల్క్య, ఈ కనబడే సర్వము పూర్వపక్షము పరపక్షము యొక్క ఆధీనములో ఉన్నది కదా. శుక్లపక్షము కృష్ణపక్షముల ఆధీనము కదా. ఇదంతా కూడా శుక్లకృష్ణపక్షములచే విస్తరించి వాటి యొక్క వశమునందు ఉన్నది లేక కాలమునకు వశమై ఉన్నది? కాలముచే జనిస్తోంది, కాలముచే వృద్ధి చెందుతోంది, కాలముచే నశిస్తోంది. కాలముచే వ్యాపించక కాలమునక వశమై ఉండనిది ఇక్కడ త్రిలోకములలో ఏదైనా ఉన్నదా? ఏ ఒక్కటీ లేదు కదా. దృశ్యములో కనిపించే సాధన వస్తువులు కూడా కాలగతికి ఎరాయి శుక్లకృష్ణపక్షములకు వశమై ఉంటున్నాయి. అటువంటప్పుడు సాధకుడు ఏ సాధనములను స్వీకరించి శుక్ల కృష్ణపక్షముల వ్యాప్తిని అధిగమించి ముక్తిని పొందగలడు? సర్వము రాత్రింబవళ్ళు వలననే పుట్టుచున్నాయే. రాత్రింబవళ్ళు పెరిగి నశిస్తున్నాయి కూడా. యజ్ఞసాధనములు అయినట్టి హవిస్సు కర్మ కర్మఫలములు ఇవన్నీ కూడా కాలముచే వృద్ధి చెంది కాలముచే నశించేవే కదా. మరి యజమాని ఏ ఉపాసనచే శుక్ల కృష్ణగతులను దాటి అమృతత్వము పొందగలడు, కాలకర్మగతులను అధిగమించగలడు? యాజ్ఞవల్క్యుడు ఆదిత్యుని వలన పగలు రాత్రి కలుగుచున్నప్పటికీ ఆదిత్యుడు అవి పొందడు కదా. అట్లాగే శుక్ల కృష్ణపక్షములు చంద్రుని వలన కలుగుచున్నప్పటికీ పాడ్యమి విదేతదీయ మొదలైనవి కలగటానికి కారణము చంద్రుడే అయినప్పటికీ చంద్రుడు వాస్తవానికి వృద్ధి క్షయములు పొందువాడుకాడు. యజమాని మార్పు ఉచేర్పులకు అందని కాలమునకు ఆవలగల చంద్రోపాసనచే ఏకతత్వమును సంతరించుకున్నప్పుడు స్వభావంగానే శుక్లకృష్ణపక్షములను లేక వృద్ధి క్షయములను అధిగమించుచున్నవాడుగుచున్నాడు. పూర్ణచంద్రభావముచే శుక్లకృష్ణ నక్షత్రభావములను అతిక్రమించి ముక్తి అతిముక్తి పొందుచున్నాడు. చంద్రుని వృద్ధిక్షయములు భూమి చంద్ర సూర్యజ్యోతిర్మండల స్థానములు కారణంగా కల్పితమవుతున్నవి మాత్రమే. అది ఇట్లో చెప్పుచున్నాను, వినండి. ఈ యజమాని యొక్క ప్రాణమే వాయువు. ఆ వాయు స్వరూపమగు ప్రాణమే ఉద్గతము స్వరము ఉగానము స్తోత్రము. వాక్కు ప్రాణశక్తిచే స్వరము శబ్దము ఉద్గతము ఏర్పడుచున్నది. ప్రాణమునకు జలము త్రాణ కనుక ప్రాణమునకు జలము ఆశ్రయమై ఉన్నది. ఇంద్రియములను ప్రకాశింపజేయనది చంద్రశక్తి. ఈ వాయువు ప్రాణము వాక్కు చంద్రుడు జలము ఏకరూపమే అని భావించుటచే యజమాని శుక్లకృష్ణపక్షముల భేదము జయించుచున్నాడు. వాయువే జగద్వ్యాపకమగు ప్రాణశక్తి. ఆ వాయు సంబంధము చేతనే చంద్రునికి వృద్ధి క్రమములు అనగా తిథి పక్షము మొదలైనవి భోగములకు కారణము చంద్రుడు. ఆ చంద్రునిచే అట్లు విభాగము చేయించినది ప్రాణశక్తి. ప్రాణమును తిథి శుక్లకృష్ణ పక్షములను చంద్రుని రూపముగా లేక ఏకరూపముగా దర్శించుటచే యజమాని మార్పు చేర్పులు పరిధిగా గల మృత్యువును జయించి ముక్తి అతిముక్తి పొందుచున్నాడు. ప్రాణమే వాయువు, వాయువే యజ్ఞములో స్తోత్రము, చంద్రుడే ప్రాణ ఉద్గాతము. ఇవన్నీ ఏకస్వరూపమే, అనేకము కాదు. అను ఉపాసనయే ముక్తి. అశ్వల ఋత్విక్ ఓ యజ్ఞవల్క్య మహాశయ. అస్తు, ఇట్ ఈజ్ సో. ఇంకొక ప్రశ్న, ఈ ఆకాశము అంతరిక్షము ఏ ఆధారము లేని దానివలే, దేనిపైన ఆధారము లేని దానివలే కనిపిస్తోంది కదా. యత్ ఇదం అంతరిక్షం అనారంభణమివ కేన ఆక్రమేణ యజమానః స్వర్గం లోకం ఆక్రమితైతి. మరి దేనిని ఆధారముగా ఉండి యజమాని ఊర్ధ్వలోకములు అగు స్వర్గము ఇత్యాదులను తన కర్మఫలములుగా పొందుచున్నాడు? దేనిని సాధనముగా పట్టుకుని యజమాని ఆకాశమును అతిక్రమించి కర్మఫలమైన స్వర్గము పొంది అతిముక్తుడు అగుచున్నాడు? యాజ్ఞవల్కీయుడు, బ్రహ్మ ఋత్విజో మనసా చంద్రేణ మనోవై నస్య 5:1-6. బ్రహ్మ సృష్టికర్త అను ఋత్విక్కునిచే మనస్సే యజ్ఞము. ఈ సృష్టి కల్పన మనస్సులను ఉపయోగించుకుని స్వర్గలోకము అతిముక్తి ఈ జీవుడు పొందుచున్నాడు. యజమాని అధ్యాత్మస్వరూపుడు, మనస్సు అధిదేవతము అగు చంద్రుడు. చంద్రుడే బ్రహ్మ అనే ఋత్విక్కు ఈ 1 ఆధ్యాత్మరూపమైన మనస్సు, 2 కర్మ సాధనములేనటువంటి బ్రహ్మ అనే ఋత్విక్కు, 3 మనోస్థానమగు చంద్రుడు. ఈ 3 ఏకరూపముగా ఒకే రూపముగా చూచుటయే ముక్తి. మనస్సుతోనే కదా లోకాలు పొందేది. కనుక లోకముల రూపము మనస్సే, లోకసాధనములు కూడా మనస్సే, లోకములను సిద్ధింపజేసే ఋత్విక్కు కూడా మనస్సే. ఏకత్వదర్శనముచే ఏర్పడుచున్నదే అతిముక్తి. అనేకముగా కనిపిస్తూ ఇదంతా ఏకముగా అనిపించటమే అతిముక్తి. అశ్వల ఋత్విక్కు స్వామి. యాజ్ఞవల్క్య, సరే, ఇట్ ఈస్ కరెక్ట్. ఇదిగో ఇది చెప్పండి. కతిభ్యః అయం అద్యర్భ్యః హోతా అస్మిన్ యజ్ఞే కరిష్యతి. 5:1-7. ఇప్పుడు ఈ యజ్ఞమునందు హోత ఎన్ని రుక్మంత్రములచే హోత్రము చేయుచున్నాడు, లేక ఎన్ని రుకులతో సంసనము దేవతల గుణములను స్తోత్రము చేయుచున్నాడు? యాజ్ఞవల్కీయుడు, త్రిశృభారితి, 3 రకములైన రుకులతో రుక్మంత్రములచే యజ్ఞమునందు యజమాని దేవతా గుణములను స్తోత్రము చేయుచున్నాడు. బ్రోడ్లీ స్పీకింగ్, 3 టైప్స్ ఆఫ్ ఆర్యుకేజ్. అశ్వలుడు, ఆ 3 రుక్కులు ఏవేవి? యాజ్ఞవల్కీయుడు, 1 పురోనువాక్య, ఏవైతే హోమము చేయబడినవై ప్రజ్వలిస్తూ ఉంటాయో అని పురోనువాక్య, విదేదీప్యమానమగు దేవలోకమును జయింపజేసేవి. సమిధలు, నేయి, నూతన వస్త్రసకాలములు మొదలైనవి. ఇంట్రొడక్టరీ వెల్కమ్ స్టాంజాస్. 2 యాజ్యము, ఏవైతే హోమము చేయబడి పెద్ద శబ్దమును చేస్తాయో అవి యాజ్యము. పితృలోకమును జయింపజేసేవి, ఎందుకంటే పితృలోకము అధికమైన శబ్దము చేస్తున్నట్లుగా ఉంటాయి కాబట్టి. మాంసము, వండిన అన్నము మొదలైనవి. 3 సస్య, ఏ ఆహుతులైతే హోమము చేయబడినవై నేలలోకి ఇంకిపోతాయో అవి మానవలోకం క్రింద ఉండి ఉన్నది కనుక. పాలు, సోమలత నుండి పిండగా వచ్చిన సోమరసము, పెరుగు మొదలైనవి. వీటివలన మానవలోకం జయించబడుతోంది. మానవలోకముగా కనిపించేది కూడా ఆత్మయే అనిపించగలదు. పై 3 సమస్తమగు ప్రాణికోటి ప్రాణి సముదాయమును ఆ యజమాని జయిస్తున్నాడు. అనగా సమస్త ప్రాణులను అఖండాత్మగా దర్శించగలడు. అశ్వలుడు, ఈ 3 హోమముచేత యజమాని ఏమేమి ఇంకా జయిస్తున్నాడు? యజ్ఞమునందు ఎన్ని ఆహుతులను హోమము చేస్తూ ఉన్నాడు? యాజ్ఞవల్కీయుడు, వినండి. పైకి ఎగబ్రాకు ఆహుతులు, ప్రజ్వరిల్లు, హోమద్రవ్యములు, సమిధలు, నేయి, నూతన వస్త్రపు ముక్కలు, ఈ ఆహుతులు దేవలోకము అనే కర్మఫల రూపములు అగుచున్నాయి. దేవలోకము ఆత్మభావముచే జయించబడగలదు. దేవలోకము ప్రకాశవంతమైనది. ఎన్లైటన్మెంట్ ఎక్కువ శబ్దము చేసే ఆహుతులు. శబ్దముచే హోమద్రవ్యములు, మాంసము, వండిన అన్నము మొదలైనవి పితృలోకము కర్మ ఫలమగుచున్నది. యజమాని యమ బాధల నుండి గట్టెక్కగలడు. పితృలోకము శబ్దములతో నిండినది. వర్కర్స్ ఆఫ్ యూనివర్స్ మెంటల్ జోన్ స్టాంజాస్ అబౌట్ ద క్రియేషన్ అండ్ ద క్రియేటర్. క్రింద భాగమునకు పోవు ఆహుతులు. నేలను, ఇంకు, హోమద్రవ్యములు, పాలు, సోమరసము, పెరుగు మొదలైనవి యజమాని మనుష్యలోకము జయిస్తున్నాడు. అనగా యజమాని మనుష్యలోకమును ఆత్మగా దర్శించగలడు. రెండు పైలోకములకు క్రిందది. మందన జొంద వర్డ్లీ పై మూడు ఆహుతులచే త్రిలోకములు ఆత్మభావనయ్యందు ఉపశమించగలవు. అశ్వలుడు, కతిభ్యః అయం అద్య బ్రహ్మా యజ్ఞం దక్షిణతో దేవతాభ్యః గోపాయతీతి. ఐదుర్ 1-9. బ్రహ్మ అనే ఋత్విక్కు దక్షిణ దిశ నుండి కుడివైపుగా ఎందరు దేవతలచే రక్షింపబడుచున్నారు. యాజ్ఞవల్క్యుడు ఒకే దేవత. మనస్సుయే ఆ ఒకే దేవత. అట్టి మనస్సు అనంతస్వరూపము. దెర్ ఈజ్ నో లిమిటేషన్ టు థోట్. బ్రహ్మయే ఋత్విక్కు. హోమము చేసే అగ్ని గుండమునకు ఎడమవైపుగా బ్రహ్మ ఋత్విక్కు యొక్క ఆసనము నిర్దేశించబడింది. ఆయన ఆ ఆసనము మీద కూర్చుని ఉండి యజ్ఞమును రక్షిస్తూ ఉంటారు. ఆయన మనస్సు అనే ఆయనకు కుడివైపున గల దేవత ద్వారా యజ్ఞగుండమును పర్యవేక్షిస్తూ ఉంటారు. మనస్సు ధ్యానము, ఆవుకెసెన్ అనే వ్యాపారము, ఫన్సెన్ చేస్తుంది కదా. యజ్ఞమునకు 1 మనస్సు, 2 వాక్కు అనునవి రెండు మార్గములు, ముఖ్య ఉపకరణములు. వాక్కును ఋత్విక్కు మనస్సుతో సంస్కరిస్తూ రక్షిస్తూ ఆసీనులే ఉంటున్నారు. ఇక యజమాని చేయవలసినది ఏమిటి? తన మనస్సును ఏకాగ్రం చేసుకుంటూ ఉండాలి. మంత్రోచ్చారణ అర్థము తాత్వికార్థములపై నియమించుకోవాలి. కాబట్టి మనస్సే దేవత. మనస్సు ద్వారా యజ్ఞము రక్షింపబడుతోంది. మనస్సు యొక్క వృత్తులకు అంతము ఉండదు. అందుకే మనస్సు అనంతము. ఒక నవలరచేత ఎన్ని నవలలు వ్రాయగలడు? ఎన్నెన్ని పాత్రలు కల్పించగలడు? అనుదానికి సమాధానము ఏముంటుంది? ఇన్నే అనునది ఏమున్నది? ఆ మనస్సుకు అధిష్ఠాన దేవతలు, విశ్వేదేవతలు. వారు కూడా అసంఖ్యాకులే. ఇంద్రియ దేవతలందరూ మనస్సునందే ఏకరూపము సంతరించుకుంటున్నారు. కనుక మనస్సే ఋత్విక్కు కుడివైపు ఉండి యజ్ఞమును రక్షించు దేవత. అశ్వలుడు, ఓ యాజ్ఞవల్క్య మహానుభావన్, ఈనాడు ఈ యజ్ఞములో ఉద్గాత దేవతాస్తోత్రములను చేయువారు ఎన్ని రొక్కులను లేక గానములను స్తోత్రము చేయుచున్నారు? యాజ్ఞవల్క్యుడు, 3 స్తోత్రములు లేక రొక్కులు లేక మంత్రములతో ఋత్విక్కు లేక ఉద్గాత స్తోత్రము చేయుచున్నారు. 1 పురోనువాక్య ప్రాణము. ప్రాణమే పురోనువాక్య. ప్రాణమును స్తుతించు రొక్కులు. ప్రాణ ఉద్గాతముచే ఋత్విక్కు భూమిని, భూలోకమును శుభ్రపరచి జయిస్తున్నారు. 2 యాజ్య అపానము. అపానమే యాజ్య. అపానమును స్తుతించు రొక్కులు. అపాన ఉద్గాతముచే ఋత్విక్కు అంతరిక్ష లోకమును శుభ్రపరచి జయిస్తున్నారు. 3 సస్య వ్యానము. వ్యానమే సస్య. వ్యానమును స్తుతించు రొక్కులు. వ్యాన ఉద్గాతముచే ద్విలోకములను, జ్యోతిర్మయ దివ్యలోకములను జయిస్తున్నారు. యాజ్ఞవల్క్యుడు తన ప్రశ్నలకు ఇచ్చిన సమాధానములను విన్న జనక మహారాజు యొక్క యజ్ఞక్రియల ఋత్విక్కు అగు అశ్వలుడు తృప్తి పొంది శాంతించారు. 5-2 ద్వితీయ బ్రాహ్మణము. ఇంద్రియములు గ్రహత్వముతి గ్రహత్వము. జరత్కార వంశజుడు ఋతుభాగుని కుమారుడు జరత్కారుడు అగు ఆర్తభాగుడు లేచి నిలుచున్నారు. తన వంశగోత్ర నామములు సభకు నివేదించి సభాసదుల అనుజ్ఞతో ఈ యాజ్ఞవల్క్యుల వారిని ప్రశ్నించుచున్నాను అని పలికారు. సభాసదులు అటులే జరుగుగాక అని ప్రోత్సహించారు. ఆర్తభాగుడు, ఓ యాజ్ఞవల్క్య మునివరా, ఇదిగో ఈ ప్రశ్న మీ ముందు ఉంచుచున్నాను. కతి గ్రహాః కతి అతిగ్రహ? జ్ఞాన సాధనములు వాటి సహాయక సాధనములు ఎన్నెన్ని? అనగా గ్రహములెన్ని, అతిగ్రహములెన్ని, అవి ఏవేవి? యాజ్ఞవల్క్యుడు, గ్రహములు జ్ఞాన సాధనములు 8. గ్రహించు ఇంద్రియములు, అతిగ్రహములు జ్ఞాన సహాయకములు 8. గ్రహించబడు విషయములు గ్రహించినది కాబట్టి గ్రహము ఇంద్రియములు. అట్టి అష్టగ్రహములు అష్ట అతిగ్రహములు 1. గ్రహించుచున్నట్టి ఇంద్రియములు 2. గ్రహించబడుచున్న ఇంద్రియ విషయములు గురించి చెప్పుకుంటున్నాము. వినండి. 1. ప్రాణేంద్రియము లేక ఘానేంద్రియము ప్రాణోవైగ్రహ. గంధము గ్రహించినది ఘ్రాణేంద్రియము. ఇది మొదటి గ్రహము. ఈ ఘానేంద్రియము వాయువు ప్రాణము తో కూడి ఉంటోంది. ఈ ఘ్రాణము ఆపానవాయువుచే గంధము స్వీకరిస్తూ కూడా ఉంటోంది. గంధము ఆ ఘ్రాణమును ఇంద్రియమును అతిక్రమించి ఉంటుంది. ఘ్రాణేంద్రియమును తన వశంలో అపానవాయువుగా గంధముగా ఉంచుకుని ప్రవర్తిస్తుంది. అందుచేత అపానవాయువు లేక గంధమును అతిగ్రహము అని అంటున్నారు. పీల్చే గాలికి గంధము వాసన తోడుగా ఉంటోంది. కాబట్టి అద్దానిని అపానము పీల్చబడినది అని అంటున్నారు. సకల ప్రాణులు పీల్చే గాలితోబాటుగా గంధమును కూడా ఆస్వాదిస్తున్నారు కదా. అపానము అననది బయటకు వెళ్ళు గాలి అని ఇక్కడ తీసుకోకూడదు. అపాన్ గంధాన్ జిఘృతి, పీల్చుగాలితోబాటు జీవుడు వాసన గంధము ను కూడా తీసుకొనుచున్నాడు కాబట్టి 1. పీల్చుగాలి ప్రాణమా గ్రహము, 2. గాలిని అనుసరించి ముక్కు అతిగ్రహముతో ప్రవేశించు గంధము. జీవుడు పీల్చబడు వాసనలకు ప్రియ అప్రియ భావనలచే వసురగుచున్నాడు. అందుకే వాసనానుభవము గ్రహము, ఇష్టమైష్ట వాసనలు అతిగ్రహము. 2. వాక్వైగ్రహః, ఇది 2వ గ్రహము. వాక్కు వాక్ ఇంద్రియమే గ్రహము సాధనము. పలుశబ్దములు అతిగ్రహము వక్తవ్యము. వాక్కు నామములు నామోచ్చారణచే నియమించబడుచున్నది. అందుచేతనే వాక్ ఇంద్రియములో ఈ జీవుడు లోకములో నామములు పలుకుచున్నాడు. అనేక మాటలు మాట్లాడుచున్నాడు. నోరు గ్రహము, మాట్లాడబడినది అతిగ్రహము. శబ్దము ఆసక్తికి ఆశ్రయమగు పేర్లు పలుకులు మొదలైనవి. ఆసక్తి కారణంచేత ఈ జీవుడు వాక్కుతో అసత్యము ఇతరులను పీడించే, సత్యము కాని మాటలకు అనృతము ఇతరులను పీడించని కాని సత్యము కాని మాటలకు యువసుడు అగుచున్నాడు. తన వాక్కుకు తానే వసుడై ఈ జీవుడు వాక్ ఇంద్రియమునకు దాసురగుచున్నాడు. అసత్యము పరుషమైన మాటలు ఏవగింపు మాటలు పలుకుచూ ఈ జీవుడు పరవశుడై ఉంటున్నాడు. కాబట్టే వాక్ ఇంద్రియము గ్రహముగా వర్ణించబడింది. మాటలంతి గ్రహము. 3. జిహ్వవైగ్రహ, సాధన వస్తువే అయి ఉన్న జిహ్వ 3వ గ్రహము రుచి. 4. 3వ గ్రహము రసము రుచి. 3వ అతిగ్రహము, అతిగ్రహమగు రసము రుచి చే పట్టుబడినట్టిది. జీవుడు రుచికి దాసుడే ఉంటున్నాడు. మత్తు ఆవేశము నిద్రాపు బద్ధకము కలిగించు పదార్థముల రుచికి దాసుడు అగుట జరుగుతోంది. కాబట్టి జిహ్వగ్రహము అగుచున్నది, రసము అతిగ్రహమగుచున్నది. 4. చక్షుర్వైగ్రహ, నేత్రము ఇది 4వ గ్రహము. నేత్రము చూపు గ్రహము. రూపము చూడబడినది అతిగ్రహము. చూడబడినవి చూపును ఆక్రమించి అతిక్రమించి వేటంచేత చూడబడేవన్నీ అతిగ్రహము అగుచున్నది. ఈ జీవుడ రూపాత్మకమైన అనేక విషములకు బద్ధుడై బానిస అగుచు సత్యము నిత్యము అగు తత్వమును గమనించక జీవితావకాశములను వృధాపరచుకొనుచున్నాడు. అందుచేతనే నేత్రము గ్రహము రూపము అతిగ్రహముగా ప్రాప్తిస్తున్నాయి. 5. శ్రోత్రవైగ్రహ, 5వ గ్రహము. సాధన వస్తువగు చెవులు వినికిడి కూడా గ్రహము అగుచున్నది. వినబడుచున్న శబ్ద విషయములు అతిగ్రహము. శ్రోత్రము వినికిడి వినబడుచున్న శబ్ద విషయములచే చుట్ట చుట్టబడుచున్నది. అందుచేతనే జీవుడు శబ్ద విషయములను పొందుచున్నవాడుగుచున్నాడు. వినబడు విషయములలో దోషభావములు, నిందించటము, అపశబ్దములు ఆ వినడంచేత శ్రోత్రము గ్రహముగా ఆగుచున్నది. ఇతరుల తప్పులను వినుటలో వినోదము పొందటము అతిగ్రహముగా ఏర్పడుచూ ఉన్నది. ఆరు, మనోవైగ్రహ. మనస్సు ఏ గ్రహము? మనస్సు కోరుకొనుచున్న విషయములు, వస్తువులు, స్థితిగతులు ఇవన్నీ మనస్సును చుట్టుకొని ఉండుటంచేత ఆలోచన చేస్తున్న విషయములే అతిగ్రహము. అతిగ్రహము కామము చేత గ్రహించబడిన మనస్సు జీవుని పట్ల దృశ్యమునందు కోరికలుగా ప్రవర్తనమగుచున్నది. ధ్యాసలన్నీ శాశ్వతమైన దానిని ప్రక్కకు పెట్టి అశాశ్వత వస్తు విషయముల వైపు మరలటము జరుగుతోంది. ఏడు, హస్తే వైగ్రహ. ఈ హస్తములు, చేతులు గ్రహము, సాధన పరికరములు. ఈ చేతులచే నిర్వర్తించు క్రియలు, కర్మలు అతిగ్రహము. నిర్వర్తించు కర్మలచే, అతిగ్రహముచే చేతులు గ్రహించబడుచున్నాయి. చేతులచే ఇతరులకు బాధ కలిగించు కర్మలు నిర్వర్తించబడుచున్నప్పుడు ఈ చేతులు గ్రహము అని అనిపించుకుంటున్నాయి. ఇతరులను బాధించువాడు ఆ చేతులతో తన బాధలను నిర్మించుకుంటూ పోతున్నాడు. స్వకర్మణాత్ భవేత్ దోహకం. ఎనిమిది, త్వక్వై గ్రహ. త్వక్ ఇంద్రియము, స్పర్శ గ్రహము, సాధనము. స్పర్శానుభవముచే ఈ చర్మము పట్టుకొనబడుచున్నది. జీవుడు త్వక్ ఇంద్రియముతో స్పర్శను ఎరుగుచున్నాడు. అద్దాని ప్రియ అప్రియములచే బద్ధుడు అగుచుండుటచే త్వక్కు గ్రహముగాను స్పర్శ విశేషములు అతిగ్రహము అగుచున్నాయి. ఈ విధంగా ఈ జీవుని భౌతిక దేహములో అష్టగ్రహములు సాధన వస్తువులు. అష్టాతిగ్రహములు అనుభవములగు విషయములు చోటు కలిగనవై ఉంటున్నాయి. ఆర్తభాగుడు ఓ యాజ్ఞవల్క్య, యత్ ఇదం సర్వం మృత్యోహ అన్నం కాస్విత్ సా దేవతాయస్య. ఐదు, రెండు, పది. మీరు చెప్పిన అష్టగ్రహములు, అష్టాతిగ్రహములు ఈ సమస్తము కూడా నామరూపాత్మకమైనదంతా కూడా మృత్యువుకు అన్నము, భోజనము అయి ఉన్నాయి కదా. అట్టి మృత్యువు ఏ దేవతకు అన్నము, ఆహారము అగుచున్నది? ఆ ముఖ్య దేవత ఎవరు? మృత్యువుకు మృత్యువు ఎవరు? ఈ గ్రహనతిగ్రహ సముదాయమును భక్షిస్తున్న మృత్యువును భక్షిస్తున్నది ఎవరైనా ఉన్నారా? యాజ్ఞవల్క్యుడు, మృత్యువుకు అగ్నియే మృత్యువు. మృత్యః అగ్నిం ఇతి అగ్న్యః. అగ్నియే ఉదకమునకు భోజనము. ఈ విధముగా గ్రహ అతిగ్రహములు మృత్యువుకు అన్నమని, మృత్యువు అగ్నికి అన్నమని, అగ్ని జలమునకు అన్నమని, ఆపోవా ఇదం సర్వం అని గ్రహించువాడు అపమృత్యువును జయించుచున్నాడు. ఆత్మజ్ఞానము ఉదయించగా మృత్యువును తిరస్కరించున్నాడు, అధిగమిస్తున్నాడు. ఆత్తభాగుడు, బాగున్నది. ఓ యాజ్ఞవల్క్య మహాత్మ, ఇప్పుడొక ప్రశ్న మీ ముందు ఉంచుచున్నాను. యత్ర అయం పురుషో మ్రియత ఉదస్మాత్ ప్రాణాహ క్రామంత్యాహో మూడు నేతి నేతి. ఐదు, రెండు, పదకొండు. ఎప్పుడైతే పురుషుడు మరణిస్తున్నాడో అప్పుడు వీని యొక్క పంచ ప్రాణములు ఈ జీవుని వదలిపైకి ఎటన్నా పోవుచున్నాయా, లేక ఎటూ పోవటం లేదా? యాజ్ఞవల్క్యుడు, లేదు లేదు, ప్రాణములు ఎటూ పోవు, ఇచ్చటనే విలీనమగుచున్నాయి. ఇందులోంచి ప్రాణములు బయల్వెడలుచున్నాయో అట్టి పరబ్రహ్మ తత్వమునందే లీనమగుచున్నాయి. జీవుని యొక్క సహజ స్వస్వరూపమే అది. ఆ తరువాత ఆ జీవుడు గాఢనిద్రపోవుచున్నవానివలె బాహ్యవాయువులచే నిండినవాడై నిశ్చేష్టితుడు అగుచున్నాడు. భౌతికదేహము శిథిలం అవుతోంది. దృశ్య భావావేశము గల జీవుడు మరొక గర్భములో ప్రవేశించుటలో నిమగ్నమగుచున్నాడు. బంధము నశించిన జీవుడో అప్పటికే బంధము తొలగుటచే ఇక ఎటుపోకుండా అంతటా నిండి పరిపూర్ణుడు అగుచున్నాడు. అనగా ఆత్మజ్ఞానముచే పరిపూర్ణుడే ఉన్న జీవుడు గ్రహ ప్రతిగ్రహ బంధనరూపమగు మృత్యువును నశింపజేసుకున్నవాడగుచున్నాడు. వాక్కు మొదలైన గ్రహములు, నామము శబ్దము మొదలైన అతిగ్రహములు ఆత్మజ్ఞానాగ్నిచే దహించివేయబడగా అట్టివాడు పరమాత్మతో అభేదము పొందుచున్నాడు. సర్వమునకు మూలకారణమగు పరబ్రహ్మస్వరూపమునందు సర్వ విషయములు విలీనమగుచున్నాయి. బ్రహ్మముతో ఏకత్వము పొందుచున్నాయి. వేరువేరు నదులు సముద్రములో విలీనమగు విధంగా పైన చెప్పిన గ్రహ అతిగ్రహములు పరమాత్మ భావన సముద్రంలో కలిసిపోయి ఏకత్వం చెందుచున్నాయి. ఇక ఆత్మజ్ఞాని కాని జీవుని విషయంలో, అజ్ఞాని విషయంలో, ఒకవేళ గ్రహ అతిగ్రహ చేష్టలకు మూలముగు అజ్ఞానము ఆవేశము ఇటువంటివి నశించని పక్షములో అప్పుడు జన్మలకు దేహముల రాకపోకలకు కారణములు మిగిలియే ఉంటాయి. కాబట్టి మరల ఇంద్రియముల చేష్టలు అనే జన్మ మరణములు పునర్జన్మలు కొనసాగుతూనే ఉంటున్నాయి. ఆత్మజ్ఞాని మరణానంతరము ఆత్మభాగుడు అయ్యా యాజ్ఞవల్క్య, ఈ జీవుడు ఆత్మజ్ఞాని పూర్ణాత్మానుభవి అయిన తరువాత కాలగతిని అనుసరించి ఒకనొకప్పుడు దేహపరిత్యాజ్యము మరణము అందరిలాగానే చేస్తున్నాడు కదా. మరణము పొందుతాడనుకోండి, అప్పుడు అట్టి జ్ఞానిపట్ల దేహానంతరము కూడా వదలక శేషించి వెంటనంటి ఉండేదేది. యత్ర అయం పురుషో మ్రియతే కిన్నం న జహాతి ఇతి, వదలి వెళ్ళునది ఏది? యాజ్ఞవల్క్యుడు మిగిలి ఉండేది నామవాచకము, ఆయనేను అగు నామము. ఎందుకంటే నామము అనంతమైనది, విశ్వేదేవులు అనంత సంఖ్య, విశేషంగా అనంతమైనవారు. ఆతనిపట్ల నామకః అన్నట్లుగా నామము నేను అనునది మాత్రమే మిగులుచున్నది. అనగా నేను అనునది శేషించి నాది అనునదంతా నేను అను నామమునందు లయించినదగుచున్నది. అట్టి నామము నిత్యత్వము అనంతత్వము అప్రమేయత్వము సర్వత్వము మొదలైన ఆత్మవర్ణన విశేషములు స్వభావ లక్షణములుగా కలిగి ఉంటోంది. నేను యొక్క తత్వము ఎరిగినవాడు, సమస్త లోకములను దాటివేసినవాడు, జయించినవాడు, మృంగివేసినవాడు అగుచున్నాడు. బ్రహ్మమే తానే బ్రహ్మైక్యము పొందుచున్నాడు. సమస్తము అధిగమిస్తూనే సర్వత్రా తానే ఉంటున్నాడు. అవధులు లేని నేనును సంతరించుకొనుచున్నాడు. అజ్ఞాని మరణానంతరము ఆత్మభాగుడు స్వామి, మీ సమాధానము బాగున్నది. అయితే చివరిగా ఇప్పుడు ఆత్మజ్ఞానము విషయమై అజ్ఞానిగా ఉన్నవాని యొక్క మరణానంతర విశేషము గురించి మరికొంతగా వివరించండి. మరణించిన తరువాత ఆ మరణము పొందిన అజ్ఞాని యొక్క వాక్ ఇంద్రియము వాక్ ఇంద్రియాధిష్ఠాన దేవతయగు అగ్నిని పొందుచున్నది. ప్రాణము లేక ఘ్రాణము ప్రాణతత్వ అధిష్ఠాన దేవతయగు వాయువును పొందుచున్నది. చూపు సూర్యునిలో విలీనమగుచున్నది. మనస్సు చంద్రునియందు ఏకమగుచున్నది. శ్రోతము వినికిడి తన అధిష్ఠానమగు దిక్కులయందు లీనమగుచున్నది. భౌతికదేహము నిజతత్వమగు భూమియందు కలిసిపోవుచున్నది. జీవుడు హృదయాకాశమునందు లీనమగుచున్నాడు. శరీర రోమములు ఔషధులలో కలిసిపోతున్నాయి. రేతస్సు రక్తము జలముతో ఒకటిగా అగుచున్నాయి. ఇదంతా కూడా జరుగుచున్నది. ఇంతవరకు నాకు అధ్యయన విషయమే. ఇప్పుడు నా ప్రశ్న, ఆ పురుషుడు ఎక్కడ ఉండి ఉంటున్నాడు? పైన మనం చెప్పుకొన్నవన్నీ ఒకడు చేతిలోని తాను వాడుచున్న వస్తువులను ప్రక్కకు పారవేయటము వంటిదే కదా. ఏ పనిని చేయుటకు చేతకానట్టి ఇంద్రియములను అధిష్ఠానదేవతలకు తిరిగి అప్పగించినట్టి ఆ మృతుడు ఇక స్థూలదేహము కలిగిలేడు కదా. క్వాయం తదా పురుషో భవతి ఇతి 5:2-13. ఆ మరణించినవాడు ఉండుచోటు ఏది? కిం ఆశ్రితః తదా పురుషో భవతి? ఇప్పుడు మరణానంతరము ఆ పురుషుడు దేనిని ఆశ్రయించి ఉంటాడు? ఆ పురుషుడు ఏ ఆశ్రయం యొక్క సహాయముచే మరల దేహ ఇంద్రియ మనస్సుల సంఘాతమును అసోసియేషన్ స్వీకరిస్తున్నాడు? ఆతనికి దేనిచేత దేనికారణంగా గ్రహ అతిగ్రహరూపమగు బంధము తిరిగి కలిగినదవుతోంది? యాజ్ఞవల్క్యుడు తనలో ఈ విధంగా యోచించారు. మరణానంతర సంగతుల విషయమే వేరు వేరు సిద్ధాంతాలు ప్రచారములో ఉన్నాయి. హేతువాదులు మరణానంతరము కార్య కారణరహిత స్వభావముచేత జడమువలే జీవుడు కట్టెరాయవలే జడరూపమే అగుచున్నాడు. ఇంతకుమించి మరేమీ ఉండదు, శేషించదు. జ్యోతిర్వేత్తలు ఈ జగత్తంతా కాలముచే నిర్మించబడుతోంది. కాలము తనకు ఏ రూపము అవసరమో అద్దానిని అనుసరించి జీవులు పునహగా దేహములు పొందుచున్నారు. దేహముల రాక ఉనికి పోకలు మొదలైనదంతా కాల నిర్ణయం. క్షణికులు అంతా క్షణికం. క్షణంలో దేహాలు వస్తాయి, పోతాయి. క్షణికం కానిదేమీ లేదు. ప్రవాహమువలే ఈ క్షణము ఉన్నది, మరుక్షణం ఉండదు. ఒకదానితో మరొకదానికి ఏ సంబంధమూ లేదు. క్షణక్షణం క్షణముక విధంగా ఇంతకుమించి ఎక్కడా ఏదీ లేదు. ఇదంతా కూడా ఒక్క క్షణంలో కనిపించే తరంగ ఆకారముల వంటిది. మీమాంసకులు ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మలను అనుసరించి దేహాలు వస్తూ పోతూ ఉంటాయి. బౌద్ధులు విదంతా విజ్ఞానము యొక్క ఉత్పత్తి, వినాశన క్రీడ చమత్కారము మాత్రమే. ఈ విధంగా వివిధ వాదములు ఈ జీవుని మరణానంతర స్థితి గతుల గురించి సిద్ధాంతీకరించుకుంటూ వస్తున్నాయి. ఈ సిద్ధాంత కల్పనలు ప్రతిపాదించు గురువులు, అట్లే నమ్మియుండు శిష్యులు, ఇదంతా సర్వకాలములయందు ప్రపంచములో ఏర్పడియే ఉంటున్నాయి. అయితే జన్మలకు ముందే ఉండేదేది? పరం ఆత్మ. జన్మలకు ఆవల ఉన్నది కాబట్టే అది పరమాత్మ. అట్టి పరమాత్మను ఎరిగినవాని దృష్టిలో జన్మలు స్వప్నముల వంటివి. ఆత్మకు కార్యకారణ కర్తృత్వాలు లేవు. కార్యకారణ కర్తృత్వాలు కేవలము ఆత్మ యొక్క భావన కల్పితము. ఆత్మకు జన్మ కర్మల దోషము అంటజాలదు. ఈ జీవుడు సర్వదా ఆత్మస్వరూపుడే, సదాశివుడే. జన్మ కర్మలు భావనాకల్పన అయినప్పుడు అవి ఎందుకు వస్తున్నాయి అనున్నది కూడా భావనాకల్పనయే కదా. ఆత్మ సర్వదా నిత్యము సత్యము, తదితరమంతా స్వప్నమువలే కల్పితము. ఆత్మకు వేరుగా నమ్మే సిద్ధాంతాలు అట్టివే. రాత్రి నిద్రించినప్పుడు ఇదియే కలగా వస్తుంది అని ఏమి చెప్పగలం? ఎందుకంటే స్వప్నము కల్పనయే కదా. అట్టి కల్పనలో ఆ రోజులోని ఒక సంఘటన లేక జ్ఞాపకము ఆ రాత్రి స్వప్నములో సందర్భము రూపముగా పాల్గొనవచ్చు. కొన్ని రోజుల క్రితం విన్నవి, చదివినవి, నమ్మినవి, పొందినవి, సందర్భపడినవి, ఊహించినవి, చూచినవి కూడా స్వప్నదృశ్యముగా రూపుచెందవచ్చు. కొన్ని సంవత్సరముల క్రితం జరిగిన, ఊహించిన ఏవేవో విషయాలు విశేషాలు కావచ్చు. కొన్ని జన్మలలో ఎప్పుడో ఎక్కడో జరిగినవి కావచ్చు. ఎందుకంటే అంతా ఊహయేగా. అట్టి స్వప్నములో కలుగబోయేవి సిద్ధాంతీకరించి ఈ విధి విధానంగా ఈ కారణాలచేత ఈ స్వప్నదృశ్యము ఏర్పడుచున్నది అని హేతుబద్ధం చేసి ఏమీ అనగలం? అట్లాగే జగత్తు, అట్లాగే జన్మ జన్మాంతరములు కూడా. జన్మ జన్మాంతరములుగా, ఇతహపూర్వపు అనేక జన్మలుగా ఈ తతంగమంతా సాగుతూ వస్తోంది. స్వతహగా నిర్మలాత్మ స్వరూపుడగు ఈ జీవుడు అనేక జన్మల సంకలనము నుండి కొన్ని భావావేశములను ఆశ్రయించుచు ఆయా వర్తమాన తదనంతర ఉపాధి పరంపరలను పొందుచున్నాడు. ఆత్మ అంతటా ఏర్పడి సంకల్పమాత్రముచే సర్వము సిద్ధింపజేయగల సర్వసామర్థ్యము కలిగినదే ఉన్నది. ఈ జీవుడు ఆత్మస్వరూపుడే. అట్టి ఆత్మస్వరూపుడగు జీవుని మనోకల్పనయే జగత్తులు జన్మకర్మలు కూడా. జీవుడు తన ఆత్మస్వరూపమును ఏమరిచి మనస్సు మనోకల్పనలతో మమేకమై ప్రాణశక్తి ఓహల మేళవింపుగా కల్పనా దేహములను కల్పనా ఇంద్రియ దృశ్యములను పరంపరగా పొందుచున్నాడు. మనస్సుగా జన్మలు పొందుతూ ఆత్మగా ఏమీ పొందనివాడే ఉన్నాడు. పైన చెప్పుకున్న జన్మరహితమగు ఆత్మ మనోకల్పితములగు జన్మలు మనం రెండిటినీ ఒకచోటకు తెచ్చి యథార్థతత్వమును నిర్వచించి ఈ జన్మలు ఈ కారణాల వలన వస్తాయి, ఈ కారణాల వలన రావు అని అందరికీ అంగీకారం అయ్యేటట్లుగా నిర్ధారించి చెప్పటము సభలో ప్రకటించటము కుదిరేది కాదు. ఆత్మకు జన్మలే లేనప్పుడు తరువాతి జన్మ అనునది కల్పన అయినప్పుడు, వర్తమాన జన్మ కూడా కల్పనయే అయినప్పుడు ఇక కల్పనల గురించిన సిద్ధాంతములు కూడా కల్పనయే కదా. అట్టి కల్పనా సిద్ధాంతాలు అందరికీ ఇట్లే ఉంటుంది అను నిరూపణ ఎందుకు? మాయమాయ కలిసి మరేమీ లేకపోయే. మాయతానాయే, మాయితానాయే ఈ విధంగా తలచి యాజ్ఞవల్క్యుడు ఇక ఇట్లు ఆత్తభాగునితో సంభాషించసాగారు. అయ్యా, ఆత్తభాగా, ఆత్మజ్ఞాని పట్ల దేహానంతరము ఇంద్రియ ప్రపంచములు ఇంద్రియానుభవములు ఆత్మయందు జలములో ఉప్పుగడ్డ యొక్క ఆకారము వలె లయించగా అతడు సర్వే సర్వత్రా వేంచేసియున్న ఆత్మతత్వమై వెలుగొందుచున్నాడు. ఇక ఇంద్రియ విషయ జగత్ సంబంధమైన భావ ఉద్వేగములతో కూడిన ఆత్మజ్ఞానము పరిశీలించని అజ్ఞాన జీవుని మరణానంతరము అప్పటి స్థితి ఆ తదనంతర గతుల గురించి మీరు అడిగారు. అవామే వై తస్యత్వత్ పృష్టస్య వేదితవ్యం యత్ తత్వేదిష్యానో నిరూపాయిష్యావహ సం భాష్యం. ఈ విషయంలో అనేక కల్పనలు చేయబడి సిద్ధాంతీకరించబడింది. జన్మయే కల్పన కాబట్టి జన్మంతరముల స్థితిగతుల సిద్ధాంతాలు కూడా కల్పనయే. అట్టి వేరు వేరు సిద్ధాంతములు సిద్ధాంతీకరించు మహనీయులు వారి వారి శిష్యబృందము ఈ సభలో వేంచేసి ఉన్నారు. అందుచేత జన్మాంతర స్థితిగతుల గురించి వాదోపవాదములకు దోహదపడే కల్పనారూప చర్చలు ఈ జనక మహారాజు సభలో సభాముఖంగా చెప్పసాగటం ఇప్పుడు అసంగతము అసందర్భము అని నేను తలచున్నాను. ననే ఆవయోహ ఏతత్వస్తు సజ్జనే జన సముదాయే నిర్ణేతుం శక్యతౌ. సుజనుల మధ్య కూర్చుని దేహానంతర స్థితిగతుల గురించి ఎరిగి కూడా నిర్ణయించి చెప్పలేం. అందుచేత ఓ సౌమ్య ఆర్తభాగా అహరసౌమ్య హస్తం ఆర్తభాగావా ఆవామైవైతస్య 5.2.13 మీ చెయ్యి ఇటు ఇవ్వండి. మనము ఏకాంత ప్రదేశమునకు వెళ్ళుచున్నాము. ఓ ప్రియదర్శన, మీ ప్రశ్నకు సమాధానము మనమిద్దరమే తెలుసుకొనిదముగాక. జనం సమూహం మధ్యలో నిర్ణయించలేనిది ఏకాంత ప్రదేశమే ఉపాయం కదా. రండి, అత ఏకాంతం గమిష్యావో విచారణాయే. ఆ విధంగా అప్పటికప్పుడు వారిద్దరూ ఒక ఏకాంత ప్రదేశము చేరారు. ఇద్దరు కొంతసేపు సంభాషించుకున్నారు. వారిద్దరు చెప్పుకున్న సార విశేషం, కర్మలను భావములను అనుసరించి ఉత్తమ అధమ జన్మలు. కర్మలు సాధనములు జీవుడు జాగరూకతతో నిర్వర్తిస్తూ ధర్మమును ఆశ్రయించాలి. పరమాత్మ ఉపాసనను అవలంబించాలి. ఆత్మజ్ఞానము సముపార్జించాలి. నాకు జన్మలు లేవు కర్మలు లేవు అను స్థితిని సంపాదించుకున్నవానికి దేహముల రాకపోకలు వస్త్రధారణ విసర్జన వంటిది. ఆదౌ లౌకికవాది పక్షాణం ఏకం పరిగృహ్య విచారితవంతే. ముందుగా లౌకికవాదులు ఈ లోకము సత్యము అను భావనతో మరణానంతర విశేషాలను పరిశీలించి చెప్పువారి వేర్వేరు సిద్ధాంతములను ఒక్కొక్కటిగా వాటి పరిమితార్థములను సంభాషించుకున్నారు. వాటి లౌకికార్థములను విచారణ చేసి పూర్వపక్షము చేసి బుద్ధుల శూన్యవాదము కణవాదము మరణానంతరము ఏమీ మగలదనే నాస్తికవాదములు విచారణచే తిరస్కరించారు లేక నిరాకరించారు. చివరికి మరణించినవాడు దేహేంద్రియమనో సంఘాతము తిరిగి స్వీకరించుటకు దేహ మానసిక కర్మలే కారణము అగుచున్నాయి. కర్మ ఏవ తత్ప్రశసగ సతుహ అని కర్మల విషయములన ప్రశంసించారు. కర్మహి ఏవ ఆశ్రయ పునః కార్యకారణ ఉపాదాన హేతుం తత్తత్ర ఊచతు ఉక్తివంతౌ. అంతేకాకుండా న కేవలం కాల కర్మ దైవ ఈశ్వరేషు అభ్యుపగతేషు హేతుషు యత్ ప్రశసం సతుహ. శంకర భాష్యము 1 కాలము 2 కర్మ 3 దైవము దైవీ సంబంధమైన జగత్ నాటక సంఘటనలు 4 ఈశ్వరుడు ఈ 4 కూడా దేహము పరిస్థితులు మొదలైనవి సందర్భమవటానికి నిమిత్తహేతువులు ఇన్సిడెంటల్లీ కోజిన్ గా కూడా చెప్పుకోబడ్డాయి. అవి కూడా కర్మలను అనుసరించే ఏర్పడుచున్నవగుచున్నాయని అనుకోబడింది. చిట్ట చివరగా జీవుడు పూర్వకర్మలచే ప్రేరితుడై గ్రహ ఇంద్రియ పతిగ్రహ దృశ్య రూపమగు కార్య కరణ సంఘాతమును మరల మరల తనకు తానే స్వీకరిస్తూ ఉన్నాడు. కర్మ ఉన్నప్పుడే కాలము జీవుడు మొదలైనవి భిన్న భిన్న గతులు కల్పించగలవు అని ఆ ఇరువురు అభిప్రాయపడసాగారు. 1 పుణ్యోవై పుణ్యేన కర్మణా భవతి ఇతః పూర్వపు పుణ్యకర్మల చేత జీవుడు పుణ్యఫలములగు విజ్ఞానేతమైన ఉపాధులను సుఖములను పొందటం జరుగుతోంది. 2 పాపః పాపేనేతి శాస్త్రవిరుద్ధమై పాపకర్మలు కారణంగా అజ్ఞాన అవివేకముతో కూడిన ఉపాధులను దుహఖములను పొందుచున్నాడు. 3. ఆత్మజ్ఞానముచే ద్వంద్వ మోహము నుండి విడివడి జన్మ కర్మలకు సాక్షిగా సర్వదా వెలుగొందుచున్న ఆత్మయందు ఆత్మత్వము సంతరించుకొనుచున్నాడు. ఆత్మజ్ఞానానుభవి దృష్టిలో జన్మలు లేవు, కర్మలు లేవు, ఏకమగు స్వస్వరూపాత్మయే సర్వత్రా వేంచేసి ఉన్నది అని వారిద్దరూ చర్చను ముగించుకొని తిరిగి సభకు వచ్చేశారు. అప్పుడు జరత్కార గోత్రీయుడగు ఆర్తభాగుడు, ఇక ఇప్పుడు ఈ యాజ్ఞవల్కినితో వాదము చేయనది ఏమీ లేదు అని ప్రకటించి మౌనము వహించారు. యాజ్ఞవల్కినికి సభకు నమస్కరించి సుఖాసీనులైనారు. ఇతి పంచమాధ్యాయో ఆర్తభాగ బ్రాహ్మణం, నామ ద్వితీయో బ్రాహ్మణం, 5. 3 తృతీయ బ్రాహ్మణము వ్యాజ్ఞవల్క్య భుజ్య సంవాదము అపరోక్షాత్మ. ఆత్మకు బంధము లేదు. ఆ విధంగా ఆర్తభాగుడు మౌనము వహించిన తరువాత లహ్య మహాముని కుమారుడగు భుజ్యుడు అను వేదవేత్త మరియు ఋత్విక్కు లేచి నిలుచున్నారు. మహారాజుకు సభకు యాజ్ఞవల్కినకు నమస్కరించి తన ఋషులను గోత్రమును తండ్రి పేరును తన పేరును ప్రవరను పలుకుచు అహంభో అభివాదయే అని శిరస మనస అభివందనము చేశారు. ఓ జనక చక్రవర్తి, ఓ విజ్యులగు సభాసదులారా, ఓ యాజ్ఞవల్క్య మహాశయ, నేను ప్రశ్నించుటకు మీరందరూ అంగీకరించెదరుగాక అని సంభాషించ ప్రారంభించారు. భుజ్యువు ఓ యాజ్ఞవల్క్య మహనీయ సభాసదులారా, ఒక సందర్భమును అప్పటి విశేషములను ఇప్పుడు మీ ముందు ఉంచుచున్నాను, వినండి. మేము ఒకానొక వ్రతము ఆచరిస్తూ ఒకసారి వేదాధ్యయనము కొరకు మాద్ర ప్రాంతమునందు మద్రదేశములో పరివ్రాజకులమై చరకులుగా తిరుగుచూ ఉండేవారము. చరకులు యజుర్వేద అధ్యయనము చేయు ఋత్విక్కులు. అట్లా సంచరిస్తూ ఒకరోజు కపిగోత్రీకుడైనట్టి కాప్యస్య పతంజలుడు అనే ఆయన ఇంటికి అతిథులమై శిష్యులమై వెళ్లటం జరిగింది. ఆ పతంజలికి ఒక కుమార్తె ఉన్నది. ఆమె ఒక గంధర్వగ్రహము పిశాచము చే ఆవేశించబడి ఉన్నదని ఆ గృహములోని వారు మాకు చెప్పటం జరిగింది. సరే అని తలచి మేము ఆ పతంజలి యొక్క కుమార్తెను గంధర్వగ్రహావిష్టమైన కన్యను ఒకచోట సుఖాసినురాలనుగా చేసి ఇట్లా అడుగసాగాము. మేము భుజ్యుడు మొదలైనవారు అయ్యా, మీరెవ్వరు? మీ స్వరూపము ఎట్టిది? ఎందుకు మీరు ఈ కపిగోత్ర పతంజలిని కుమార్తెను ఆవహించారు? ఏది మీ గోత్ర నామాలు చెప్పండి. గంధర్వుడు అయ్యేవారు. నేను ఆంగిరస గోత్రీకుడను, సుధన్వుడు అనుపేరుగలవాడను. భుజ్యుడు, మీ కథ ఏమిటి? సుధన్వుడు, నేను అశ్వమేధయాగము యొక్క శాస్త్రీయ తాత్విక రహస్యమును తెలిసిన ఋత్విజుడను. అశ్వమేధ శాస్త్ర విద్యచే ఈ సమస్త లోకములకు సంబంధించిన పాండిత్యము సంపాదించుకొని ఉన్నాను. భుజ్యుడు, ఓహో, లోకముల గురించి తెలుసా? మంచిది. అయితే 2 ప్రశ్నలు వేస్తున్నాము. ఎందుకంటే మేము ఈ బ్రహ్మాండము యొక్క పరిణామము తెలుసుకొనుటకే అబలాటపడుచున్నాము. 1. ఈ లోకముల అంతమేమి, ఆవల ఏమై ఉన్నది? 2. అశ్వమేధ యాగము నిర్వర్తించి పాపములను పోగొట్టుకున్న యాగకర్తలను పారీక్షితులు అంటారు కదా. అట్టి పారీక్షితులు చేరు స్థానము ఏది? వారు ఏచోట లేక ఏ లోకము చేర్చున్నారు? ఏ మార్గములో చేర్చున్నారు? ఓ యాజ్ఞవల్క్య, అప్పుడా గంధర్వ గ్రహరూపుడగు సుధన్వుడు అనేక వివరాలు, విశేషాలు, శాస్త్రీయ సమాధానాలు మాకు వివరించి చెప్పటం జరిగింది. ఆ విధంగా మేము గంధర్వుని నుండి అనేక విశేషాలు తెలుసుకున్నాం. ఆ తరువాత మా శ్రవణమునకు ఆనందించి మా శాంతి వచనములకు తృప్తపడి పతంజలుని కుమార్తె శరీరమును వదలి ఆ పిశాచ గంధర్వుడు యథేచ్ఛగా ఎటో వెళ్ళిపోయాడు. సరే, అదంతా అట్లా ఉంచండి. ఇప్పుడు మిమ్ములను ప్రశ్నిస్తున్నాను. అశ్వమేధయాగకర్తలగు పారీక్షితులు యాగకర్తలు ఈ 14 లోకములలో ఏ స్థానము చేరినవారే ఉంటున్నారు? మీరు ఎరుగుదురా? తెలిస్తే చెప్పండి. యాజ్ఞవల్క్యుడు అశ్వమేధయాగము చేసినవారు చేరు చోటికే ఋత్విక్కు అగు మీరు వెళ్ళిదరని కూడా ఆ గంధర్వుడు చెప్పే ఉంటారే. ఈ మానవులు నివసించుచున్న భూలోకము 32 దేవరథాహ్న్యములుగా విస్తరించి ఉన్నది. దేవరథాహ్న్యము సూర్యుని రథము ఒకరోజు కాలములో ఎంత దూరము నడుచునో అంతటి విస్తీర్ణము. భూవిస్తీర్ణము 32 ఎక్స్ దేవరథాహ్న్యము. ఈ భూమికి చుట్టూ లోకాలోక పర్వతాలు. ఈ భూమి 1/3 వంతు అయితే 2/3 వంతు సముద్రము భూమిని చుట్టి ఉన్నది. ఈ భూమండలమునకు ఆవల కత్తి యొక్క వాడికొన భాగమంతా లేక ఈగయొక్క రెక్క పరిణామమంతగా పలుచని ఆకాశము ఉన్నది. ఈ బ్రహ్మాండమునందు ప్రాణులు కర్మఫలములను అనుభవించుచూ ఉంటున్నారు. ఈ బ్రహ్మాండమునకు పైన ఆవల సూర్యకాంతి చొరజాలని ప్రాణశూన్యమగు అలోకము. ఆ అలోకము ఈ లోకమునకు రెట్టింపు పరిణామములో చుట్టూ వ్యాపించి ఉన్నది. అశ్వమేధయాగమునందు ఉపాసించబడిన విరాట్ పురుషుడగు ఇంద్రుడు సుపన్నుడై రెక్కల పక్షి అయి పారీక్షితులను అశ్వమేధయాగము నిర్వర్తించిన వారిని ఈ భూమండలమునకు ఆవలగల వాయువుకు వశము హాండిన్ ఓవర్ చేస్తున్నారు. వాయువు పారీక్షితులను తనయందు లీనము చేసుకుని బ్రహ్మాండము యొక్క 2 కపాలముల మధ్యగా ఆకాశభమండల మధ్యగా ఎక్కడైతే గడచిన కాలంలో అశ్వమేధయాగము చేయువారు ఆనందంగా ఉంటున్నారో ఆ చోటికి తీసుకునిపోవుచున్నది. అందుచేత ఓ లహ్యుని కుమారుడవగు ఓ భుజ్యముని, మీరు చెప్పిన సుధన గంధర్వుడు వాయువే పారీక్షితులు ప్రయాణము చేయు ఆయనము అని వర్ణించి ఉంటారు, ప్రశంసించి ఉంటారు. వాయువే వ్యష్టి సమష్టి స్వరూపము. ప్రాణము బయట లోపల ఉన్నది వాయువే. వాయువే కదలని కదిలే ప్రాణులకు అంతర్యామి. వాయువు ప్రాణశక్తి స్వరూపమే. ఎవ్వరైతే వాయువును లేక ప్రాణశక్తిని యాగకర్తలను ఊత్వలోకములు జేర్చి అనుముగాను వ్యష్టి సమష్టిరూపుడుగాను సర్వప్రాణుల అంతర్యామిగాను కదలే కదలని సర్వవస్తుజాలములందు అంతరమున బాహ్యమున ఉన్నవారుగాను ఉపాసిస్తారో అట్టివారు వాయువును ప్రత్యక్షముగా కనిపించే బ్రహ్మముగా ఎరిగినవారే మృత్యువును జయించగలరు. నమస్తే వాయో, త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి. నేను ఒక దేహము నుండి మరొక దేహమునకు వాయువుచే నడిపించబడుచు వాయువాహకుడనై ప్రయాణిస్తూ వాయుస్వరూపుడనే ఉన్నాను. అయితే పరముగా ఆత్మస్వరూపుడను అని తత్వవేత్తలు గమనించి ఉంటున్నారు. ఈ వాక్యములు విన్న లహ్యిని పుత్రుడగు భుజ్యుడు, నాకు సరి అగు సమాధానము లభించినది అని సభయందు ప్రకటించి మౌనముగా ఆశీనులేనారు. ఇతి బృహదారణ్యకోపనిషత్ 5వ అధ్యాయము. భుజ్యబ్రాహ్మణము లేక యాజ్ఞవల్క్య భుజ్య సంవాదం నామ తృతీయ బ్రాహ్మణము. 5.4.4 బ్రాహ్మణము యాజ్ఞవల్క్య ఉషస్థ సంవాదము అపరోక్షాత్మ. అప్పుడు చక్రాయణుని కుమారుడగు ఉషస్థుడు లేచి నిలుచున్నారు. తన ప్రవరను సభకు నివేదించి సభకు నమస్కరించి జనక మహారాజు అనుజ్ఞ పొంది ఇక ఇట్లు యాజ్ఞవల్క్యని అడుగసాగారు. ఉషస్థముని అయ్యా, యాజ్ఞవల్క్య మహాశయ, యత్ సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ య ఆత్మా సర్వాంతరస్థం మే వ్యాచక్ష్య ఇతి. 5.4.1 బ్రహ్మము ఎదురుకుండా సాక్షాత్గానే ఉన్నది అని అంటున్నారు. ఆత్మ ప్రత్యక్షమై కనిపిస్తూ ఉండే పంచభూత వికారాలు కాదు, కాని ప్రత్యక్షంగా కనిపించేదంతా బ్రహ్మమునకు వేరుకాదు. కనుక బ్రహ్మము సాక్షాత్యే గాని పరోక్షాత్ ఎక్కడో ఉన్నది కాదు అని అంటూ ఉంటారు. బ్రహ్మము కళ్లకు కనబడేది కాదు కాబట్టి ప్రత్యక్షము కాదు. మరెక్కడో ఉండి ఉన్నదా? కాదు. కనుక పరోక్షము కాదు. కనుక ఆత్మ బ్రహ్మము అపరోక్షము. సాక్షాత్ అపరోక్షమై అనుక్షణిక అనుభవ అనుభూత విషయమై ఏ బ్రహ్మము కలదో సర్వమునకు లోపల సర్వమునకు అంతరస్థమై ఏ ఆత్మ ఉన్నదో అద్దాని గురించి వివరించండి, దయచేసి మా కొరకై వ్యాఖ్యానించండి. యాజ్ఞవల్క్యుడు తత్వమసి, నీ ఆత్మయే జీవాత్మగా మాకు కనబడుచునే సర్వమునకు అంతరాత్మగా కూడా ఒకేసారి ఓల్ ద సెమ్ టైమ్ అయి ఉన్నది. ఏష తా ఆత్మా సర్వాంతరః. 4.4.1 సర్వమునకు అంతరమున ఉన్నది నీ ఆత్మయే. అందరి ఆత్మయే నీయందు ఆత్మగా వేయించేసి ఉన్నది కూడా నీ ఆత్మయే. నీకు తదితరంగా అనిపించేదంతా తన యొక్క విశేషణముగా కలిగియున్నది. నీ ఆత్మయందే నీవు నీవు నేను అను అభిమానమును కల్పించుకొని ఉంటున్నావు. ఈ నీ దేహమును ఈ దృశ్యమును స్వరూపముగా పొందుచున్నది ఆత్మస్వరూపుడుగా నీవే. కుశస్థుడు, నా ఆత్మ సర్వమునకు అంతరముగా ఉన్నది అని మీరు అంటున్నారు కదా. నా దగ్గర ఈ దేహము, మనస్సు, సూక్ష్మ శరీరము, బుద్ధిబుద్ధికి సాక్షి, ఇవన్నీ ఉన్నాయి. వీటి అన్నిటిలో దేనికి నా ఆత్మ అంతస్తము? ఈ చర్మము, కళ్ళు, చెవులు, ముక్కు, కాళ్ళు, చేతులు, వీటికి కూడా అంతస్తమేనా? కళ్లకు కనిపించేదానికి, చెవులకు వినిపించేదానికి, వాసనలుగా పొందేదానికి, కాళ్లు నడిచే చోట్లకు, చేతులు పట్టుకును వస్తువులకు, ఓ మొదలైన వాటికి కూడా అంతరమా? లేక కనబడే జీవులందరికీ నా ఆత్మయే అంతరమా, అంతస్తమా? నా ఆత్మ సర్వాంతరము అన్నప్పుడు మీ ఉద్దేశ్యము ఏమిటి? వీటిలో నా ఆత్మ దేనికి ఇట్లా అంతస్తము? దేనికైనా బాహ్యస్తమా? వివరించ ప్రార్థన, దయతో వ్యాఖ్యానించండి. హావ్ ఐఎమ్ ఇంటర్నల్లీ ప్లెస్డ్ ఇన్ ఓల్ యాజ్ఞవల్కీయుడు, యహ ప్రాణేన ప్రాణితి సత ఆత్మ సర్వాంతరో. 5.4.1. ఏదైతే ప్రాణములకు వేరే ప్రాణమును ఒక అపకరణమువలె ధరిస్తూ, నోరు, ముక్కు, గుండె మొదలైన చోట్ల అంతటా సంచరిస్తూ ప్రాణములచే ప్రాణ వ్యాపారము చేయించుచున్నదో, అది ఏ నీ ఆత్మ? ఏది ప్రాణముల ద్వారా నీ శ్వాస వ్యాపారములను నిర్వర్తిస్తోందో, అది ఏ దేహేంద్రియ సంఘాతరూపమగు ఆత్మ? ఏ ప్రాణములచే ఇంద్రియములు విధి నిర్వహణ నిర్వర్తిస్తున్నాయో, అట్టి ప్రాణములకు ఈశ్వరుడు, నియామకుడు, అగు ప్రాణేశ్వర స్వరూపుడు ఆత్మ. ఏది బుద్ధిని తన ఉపాధిగా కలిగి ఉన్నదో, అదే ఆత్మ. అట్లాగే ఇద్దాని వలన నీ ఈ దేహములో అపాన వ్యాన భూదానములు, వాటివాటి యొక్క పంచప్రాణ పంచ ఉపప్రాణ వ్యాపారములు జరుగుచున్నవగుచున్నాయో, అదియే విజ్ఞానమయమగు నీ యొక్క ఆత్మస్వరూపము. నీ ఆత్మ దేహేంద్రియములకు విలక్షణమై, దేహేంద్రియములు తమ వ్యాపారములు నిర్వర్తించటానికి ఆధారభూతమయ్యున్నది. అట్టి నీయాత్మ సర్వాంతరము, ఓల్ ఎక్స్టెండెడ్, ఓల్ ఇన్వర్డ్లీ ప్లెస్డ్ కూడా ఆత్మచైతన్యము చేత అధిష్ఠితమై ఉండటముచేతనే అద్దాని బుద్ధి ఉపాధి ద్వారా చెక్క మట్టి యంత్రము వంటి ఈ భౌతిక దేహము గాలిని పీల్చటము, ఒకచోటు నుండి ఇంకొక చోటకి కదలటము, జీవించి ఉండటము, ఇవన్నీ నిర్వర్తిస్తోంది. నీవు దేహాంతర్యామివే కాకుండా సర్వాంతర్యామివి కూడా. చక్రుని కుమారుడగు ఉషస్థుడు, యథా విబ్రూయాత్ అసౌ గౌరసావస్వ ఇత్యేవం ఏవై తత్వ్యపదిష్టం భవతి యదేవ సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ య ఆత్మా సర్వాంతరస్థం మే వాచస్వ. 5.4.2. అయ్యా, యాజ్ఞవల్కులవారు, మీరు చెప్పినది విన్న తరువాత కూడా ఆత్మ ఇది ఇట్టిది అని నాకు సుస్పష్టము కావటములేదు. ఒక గ్రామమునకు వెళ్ళి గ్రామస్థుని, అయ్యా ఇది ఏమిటి, అది ఏమై ఉన్నది అని అడిగితే, బాబు ఇది ఆవు, అది గుగ్గము, ఆ ప్రక్కన ఉన్నది గోడ, ఇది ఇల్లు, అది వాకిలి, ఇది చాట డొట్ అని సుస్పష్టముగా చూపిస్తూ స్పష్టము చేస్తాడు చూచారా. ఆ రీతిగా మీరు సర్వసాక్షి, అపరోక్షము, సర్వాంతర్యామి అగు ఆత్మ బ్రహ్మము గురించి మరల వివరించి చెప్పవలసినదిగా మీకు విన్నపము చేస్తున్నాను. మీ సమాధానము నాకు మరింతగా హృదయస్థమగుగాక. యాజ్ఞవల్క్యుడు, నీవు దేహాంతర్యామివే కాకుండా సర్వాంతర్యామివి కూడా. మరల చెప్పుచున్నాను, నీ ఆత్మయే సర్వమునకు సర్వులకు అంతరాత్మ, అంతరుడు, అంతరాంతరుడు, కదిలే అన్ని దేహాలను కదల్చు చైతన్య స్ఫూర్తి. ఏది సర్వులకు అంతర్యామియో, అదియే నీ ఆత్మ. అయితే ఇప్పుడు మీరు అడుగుచున్నదేమిటి? ఒక ఆవును, గుబ్బమును, గోడను, మనిషిని చూపించినట్లుగా నీకు నీ ఆత్మను చూపించమని అడుగుచున్నారు. బాగానే ఉన్నది, అట్లా చూపించాలని నాకు ఉన్నది. అయితే ఇందులో ఒక చిక్కు, వినండి. నా దృష్టే ద్రష్టారం పశ్యేత్. నీకళ్ళు ఎదురుగా ఉన్న గోవును, గుబ్బమును, గోడను, ఎదుటి మనిషిని చూడగలవు? ఏదైతే నీ కళ్లలో ఉండి కళ్ల ద్వారా ఈ తదితరమైనదంతా చూస్తోందో అద్దానిని లియ దృక్ తత్వమును లేక చూచువానినిరి నీ కళ్ళు చూడగలవా? కళ్లతో చూచేవాడిని కళ్ళు చూడలేవు కదా. ఆ దృక్స్వరూపమే ఏది కనబడేదంతా చూస్తూ ఉన్నదో అదియే ఆత్మ. నా శృతేహ శ్రోతారం శృణుయత్. నీ చెవులు నేను ఉచ్చరించు శబ్దములను మాత్రమే వినగలవు. ఎవరైతే నీ ఈ చెవులను ఉపయోగించి వినుచున్నారో ఆయనను ఈ చెవులు వినగలవా? వినలేవు. కనుక ఆత్మ చెవులలో ఉండి వినుచున్న తత్వము. అంతేగాని చెవులు వినగలుగు కొన్ని శబ్దములు కాదు. ఆ వినుచున్నదే ఆత్మ. నమతేహమంతారం మన్విథ. నీవు నీ విచారణ శక్తిచే అనేక విషయాలు విచారణ అనాలిసిస్ చేయగలవు. అయితే ఏది నీయందు ఉండి విచారణ శక్తిని ఉపయోగించి విషయములను విచారణ చేస్తోందో మననము చేస్తోందో అద్దానిని నీ విచారణతత్వము విచారణ లేక మననము చేయగలదా? లేదు. యూ మే బీ ఏబుల్ టు అనాలైజ్ అండ్ అండర్స్టాండ్ మెనీ థింగ్స్, బట్ హౌ కాన్ యువర్ ఓన్ అనాలిస్టికల్ ఎబిలిటీ అనాలైజ్ ద వన్ హూ ఈజ్ అనాలైజింగ్? ఆ విచారణ చేయుచున్నదే ఆత్మ. నా విజ్ఞాతే విజ్ఞతార విజ్ఞానీయ. తెలుసుకొను తెలివిచే అనేక విషయాలు నీవు తెలుసుకొనవచ్చునుగాక. ఆ నీ తెలివితో తెలుసుకొనుచున్నట్టి దానిని తెలుసుకొనగలవా? లేదు. ఆ తెలుసుకొనుచున్నదే ఆత్మ. అంతేగాని తెలియబడుచున్నది కాదు. ద వన్ హూ ఈజ్ నన్ ఈజ్ ఆత్మ ఐ ద సెల్ఫ్ ఆఫ్ ఓల్. ఈ విధంగా కళ్లలోంచి చూస్తున్నది, చెవులలోంచి వింటున్నది, విచారణ చేయుచున్నట్టిది, తెలుసుకొనుచున్నది అయి ఉన్నది నీ యొక్క నా యొక్క ఆత్మ. అంతేగాని అది కంటికి కనబడుచున్నది కాదు, చెవులకు వినబడుచున్నది కాదు, విచారణ చేయబడుచున్నది కాదు, తెలియవచ్చుచున్నది ఏదీ కాదు. అట్టి నీ ఆత్మయే సర్వమునకు అంతరముగా ఉన్నది. సర్వమునకు ఏది అంతరముగా ఉన్నదో అదియే నీ ఆత్మ. ఇక మిగతాదంతా కూడా ముత్యపు చిప్పలో వెండిలాగా మొదలేలేనట్టిది, భ్రాంతి మాత్రమే, పైగా వినాశనశీలము కూడా. నాటకములోని పాత్రల గుణములకు వారివారి పరస్పర సంబంధ బాంధవ్యములకు నాటకరచయితయే అంతర్యామి అయినట్లుగా నీకు జగత్తుగా అనుభవమగుచున్నదంతటికీ నీవే అంతర్యామివి. ఊహలో కనిపించే అనేక నామరూపములకు ఊహించువాడే అంతరముగా ఉన్నట్లు దృశ్యమునకు ద్రష్టయే అంతరాంతరుడు. ఇది విని చక్రాయణ కుమారుడు శాంతించి మౌనం వహించారు. 5.5 పంచమ బ్రాహ్మణము యాజ్ఞవల్క్య కహోల సంవాదము ఆత్మవేత్తత్వము. ఇక ఇప్పుడు కుషితకముని కుమారుడగు కహోడు లేచి నిలుచున్నారు. సభకు నమస్కరించి పెద్దల అనుజ్ఞను కోరుతూ ఇట్లు అడగసాగారు. కుషితకముని కుమారుడగు కహోడు, హే యాజ్ఞవల్క్య మహానుభావన్, 1. ఈ జీవునికి అత్యంత సన్నిహితమై ప్రత్యక్షమై సాక్షాత్ అపరోక్షాత్ యున్న పరబ్రహ్మము యొక్క స్వరూపము. 2. సమస్తమునకు అంతరముగా ప్రత్యాగాత్మ స్వరూపముగా ప్రకాశించుచున్న ఆత్మస్వరూపము. ప్రత్యేగాత్మ ఈ బాహ్య అభ్యంతరములుగా కనిపించే సమస్తమునకు వేరే ఉన్నట్టిది. ఈ రెండిటి భేదము గురించి వివరించండి. ఎందుకంటే ఆత్మ గురించి తెలుసుకొనటంచేత మాత్రమే ఈ జీవుడు సంసారబంధము నుండి విడివడుచున్నాడని చెప్పబడుతోంది కదా. మరికొంతగా శ్రవణ భాగ్యం మాకు కలిగించండి. యాజ్ఞవల్క్యుడు మరలా చెప్పుచున్నాను, ఆత్మ సర్వమునకు అంతర్యామి. కహోళుడు, సర్వమునకు లోపల ఉండే ఆత్మ ఏది? కతమో సర్వాంతరో? స్థూల సూక్ష్మ సాక్షి దేహములలో అది ఏది? యాజ్ఞవల్క్యుడు, సముద్రతరంగాల వలె రాత్రి పగలు వలె ప్రాణమునకు ఆకలి దప్పికలు, మనస్సుకు శోకమోహములు, భౌతిక శరీరమునకు జన్మ జరామరణములు, ఇవన్నీ ఎప్పటికప్పుడు ఒకటి తరువాత మరొకటి ఏర్పడటం ఈ ప్రాణుల పట్ల జరుగుతోంది. ఇదియే సంసారము అని చెప్పబడుతోంది. ఆత్మ అసన ఆకలి పిపాస దాహములను అతిక్రమించినదే ఉన్నది. అయితే ఏ విధంగా ఆకాశమునకు ఏ రంగు లేకపోయినప్పటికీ లేత నీలము కనిపిస్తున్నదో ఆ తీరుగా నాకు ఆకలి, నాకు దాహము, అను మాటలతో ఆత్మకు గుణములు, స్వభావములు ఆపాదించబడుచున్నాయి. ఆకాశము నిత్యనిర్మలమైన తీరుగా ఆత్మ నిత్యనిర్మలము, ఇక దోహకము ఎందుకు ఉంటోంది? లోక దోహకములు అజ్ఞానముచే ఆత్మకు గుణములు ఆపాదించటమే దోహకము యొక్క రూపము. ఆత్మకు ప్రాణ సంబంధమైన ఆకలి, దప్పికలు ఆపాదించలేము. మనోసంబంధమైన శోకము, మోహము మొదలైనవి భౌతిక దేహమునకు సంబంధించిన జన్మ, బాల్య, యౌవన, వార్ధక్య, మరణములు మొదలైనవి కూడా ఆపాదించలేము. బాల్య, కౌమార, యౌవన, వార్ధక్యములలో నేను అనునది యథాతథమై ఏకరూపమై ఉండటమే ఇందుకు దృష్టాంతము. ఎవ్వరైతే అట్టి బ్రహ్మమును ఎరుగుతారో, ఉపాసిస్తూ మమేకమవుతారో, అట్టి బ్రాహ్మణుని బుద్ధి పుత్రేషణ విత్తేషణ లోకేషణ అను త్రీషణములను స్వయముగా స్వభావసిద్ధముగా దాటివేయుచున్నది. ఏది పుత్రేషణయో అది ఏ విత్తేషణము, ఏది విత్తేషణమో అది ఏ లోకేషణము. అట్లాగే ఈశనత్రయమును అధిగమించినవాడు బ్రహ్మజ్ఞాని అయి ఆత్మజ్ఞానమును సముపార్జించుకుంటూ కర్మలను, కర్మ సాధనములను కూడా దాటివేయుచున్నాడు. సర్వమును సన్యసించి భిక్షాచరణ పరుడు అగుచున్నాడు. భి అంధకార రూపమగు అజ్ఞానమును షక్షయింపజేసుకునివాడు. కాబట్టి ఓ మిత్రమ, కహోళ, బ్రహ్మవేత్త అయినప్పుడే ఈ జీవునికి శాంతి. ఆత్మజ్ఞానముచే పండితుడు అవాలి. ఆచార్యుల వద్ద వేదాంత శాస్త్ర విశేషాలను శ్రవణం చేసి ఆత్మజ్ఞానమును నిరవశేషంగా సముపార్జించుకోవాలి. త్రీషణముల నుండి బుద్ధిని సంస్కరించి ఉద్ధరించుకోవాలి. ఓ జీవుడా, నిన్ను నీవే సర్వాంతర్యామిత్వము వైపుగా ఉద్ధరించుకోకపోతే నిన్ను ఎవరైనా గురువుగాని దైవముగాని వచ్చి ఉద్ధరించగలరా? లేనేలేదు. ఆత్మజ్ఞానము ఆశ్రయించినంతకాలము ఈ జీవుడు కర్మసాధనములను ఆశ్రయిస్తూనే ఉండవలసి వస్తోంది. కర్మల వెంట ఫలములు, ఫలముల కారణంగా పునహగా కర్మలు, ఒకానొక కర్మచక్రము జీవుని పట్ల అనివార్యమగుచున్నది. ఆత్మజ్ఞానము ప్రవృద్ధముగుచుండగా కర్మవ్యవహారముల బలాధిక్యత తనకు తానుగా బలహీనపడుచూ తరుగుతూ రాగలదు. అప్పుడు కర్మఫలముల కంటే విలక్షణమైన ఆత్మయోగ విజ్ఞానబలము చేకూరుతూ వస్తుంది. క్రమంగా ఈ ఇంద్రియములు అనే ఉపకరణములు ఆ ఆత్మజ్ఞానియగు జీవుని ఈశనములు అను పరిధిలోనికి ఈడ్చుకుపోగల శక్తి కోల్పోతూ వస్తాయి. అనగా ఇంతవరకు ఈ జీవుని దోహకమునకు కారణముగుచున్న ఇంద్రియములు, కర్మలు ఇప్పుడు స్వస్వరూప బ్రహ్మానందమును చేకూర్చగల ఉపకరణములుగా ఆగుచున్నాయి. జ్ఞానబలములేని వానిని ఇంద్రియములు ఎప్పుడో ఇట్టే ఎమరపించి మట్టి కరిపిస్తున్నాయి. ఈ జీవునికి తెలియకుండానే ఈతనిని ఈశనములలోనికి ఇంటూ ఇన్క్విజిటివ్లీ డీప్ అటాచ్మెంట్స్ లైక్ ఫిజికల్ ప్లేజర్స్, రిలేషన్షిప్ ప్లేజర్స్ అండ్ పజేషన్ ప్లేజర్స్ బలవంతముగా ఈడ్చుకొని పోవుచున్నాయి అని కూడా గమనించబడుగాక. పుత్రేషణ వలన విత్తేషణ, విత్తేషణ వలన లోకేషణలు ఆత్మజ్ఞానమునకు ప్రతిబంధకాలవుతున్నాయి. ఆత్మజ్ఞానము ఈ మనస్సు బాహ్యనామ రూపముల వైపుకు, ఇంద్రియ విషయముల వైపుకు ఆకర్షించబడకుండా అన్నిటిలోనూ అందరుగానూ ఆత్మను దర్శించు మార్గము వైపుగా ఆకర్షించబడి అడుగులు వేయుచుండటమే ఆత్మజ్ఞానము. నాయం ఆత్మా బలహీనేన లభ్యః, బలహీనుడు ఆత్మవిద్యను పొందలేడు. అందుచేత తస్మాత్ బ్రాహ్మణః పాండిత్యం నిర్విద్య బాల్యేన తిష్ఠాసేత్. 5.5.1 బాలురు ఏ విధంగా పుత్రవిత్తలోక ఈశనములకు ఆకర్షితులు కారో, సులభముగా విద్యను నేర్చుకుంటారో, ఆ రీతిగా బాల్యభావము ఆశ్రయించి ఆత్మవిద్యను నేర్వాలి, బాల్యము నుండే నేర్వాలి. బ్రహ్మజ్ఞానముచే బ్రాహ్మణుడు కావాలి. బాల్యం చ పాండిత్యం చ నిర్విద్య అథ మునిర మౌనం చ, మౌనం చ నిర్విద్య అథ బ్రాహ్మణః. 5.5.1 ఆత్మజ్ఞానమును సద్గురు ముఖతః ఎరిగి ఆత్మబలము, ఆత్మభావము, ఆత్మశాస్త్ర పాండిత్యమును చిన్నప్పటి నుండి పెంపొందించుకోవాలి. అట్టి మననశీలుడగు సాధకుడు క్రమంగా అనాత్మకు చెందిన మనోవృత్తులన్నీ నిరాకరించడము అనునదే బ్రహ్మవేత్తకు సాధన, ఉపాసన కూడా. బ్రహ్మవేత్తకు అనాత్మవృత్తులను త్యజించుట మాత్రమే సాధన ఆగుచున్నది. అట్టి సాధనచే అతడు కృతకృత్యుడు అగుచున్నాడు. పాండిత్యము ఒకటి అమౌన పాండిత్యము, ఒకటి ఆత్మజ్ఞానము సముపార్జించటము, రెండు బాల్యచాపల్యము అగు అనాత్మ వృత్తులను శ్రవణ మననముల ద్వారా త్రోసి పుచ్చటము, రెండు మౌన పాండిత్యము అనాత్మ వృత్తులను త్రోసిపుచ్చుటచే లభించు ఫలములు అయినట్టి శాంతి నిధిధ్యాసలను పెంపొందించుకోవటము. బాలుడు త్వరత్వరగా మాటలు పాటలు నేర్చుకొను రీతిగానే బ్రహ్మతత్వమును కూడా శ్రవణమనన నిధిధ్యాసల ద్వారా నేర్పబడుగాక. అప్పుడు ఆ మార్గమునందు ఎవ్వనికైతే ఈ సమస్తము నాది నేనుతో సహా సర్వదా పరబ్రహ్మమే అనే స్వభావసిద్ధమగు నూతన జ్ఞానము ఉదయిస్తోందో ఆతడే బ్రాహ్మణుడు, ఆతడే బ్రహ్మవేత్త, ఆతడే కూతార్థుడు, ఆతడే కూతకృత్యుడు. కహోడు సబ్రాహ్మణః కేన స్యాత్ ఏన స్యాత్ తేన ఈదృశ ఏవాతో అన్యదార్థం. అట్టి బ్రాహ్మణుడు ఎటువంటి ఆచరణము కలిగి ఉంటాడు? ఏ ఆచరణముచే అతడు బ్రాహ్మణుడు అని గుర్తించబడతాడు? యాజ్ఞవల్క్యుడు దీనికి సమాధానము వినండి. బ్రహ్మవేత్త ఈ ఆచరణమును ఇట్టి విధంగా మాత్రమే కలిగి ఉంటారు అని ఖచ్చితంగా ఆడ్మేజరబ్లీ మనమేమీ చెప్పలేము. విధి విధాన నియమమును చెప్పలేము. ఆచరణ లోకజీవిత సంబంధమైనది. ఆత్మజ్ఞానమో మనన మౌనములకు అమౌనమౌన బుద్ధి వివేకములకు సంబంధించినది, హృదయాంతరంగమునకు సంబంధించినది. బ్రహ్మవేత్త యొక్క బుద్ధి సంబంధించిన అతీత స్థితి ఏమిటో అది శృతి స్మృతులచే స్థుతించబడుచున్నది. అట్లు శృతుడు స్థుతించటమును ఆచరణము గురించి అనాదరణ అను అర్థముతో చూడరాదు. బ్రహ్మజ్ఞానిమార్గంలో సదాచారముతో పనియేలేదు అనే నిర్ణయానికి రాకూడదు సుమా. ఈ విధంగా బ్రహ్మమును ఎరిగిన బ్రహ్మవేత్త ప్రాణసంబంధములు మాత్రమే అయిన ఆకలి దప్పికలకు, మనస్సుకు సంబంధించినవి మాత్రమే అయిన సుఖదుఃఖములకు, దేహమునకు మాత్రమే సంబంధించిన జీవన్మరణములకు అందని ఆత్మను దర్శించుచూ సర్వకాల సర్వావస్థలలోనూ సంతృప్తుడు అయి ఉంటున్నాడు. ఆత్మదర్శనమునకు భిన్నమైన భావావేశములన్నీ కల్పనా విభాగమునకు అజ్ఞానదశకు చెందినవే. అజ్ఞానస్థితులకు చెందిన కోరికలు నెరవేరటము లేక నెరవేరకపోవటము అభయము దుఃఖమిశ్రితములే. కలలోని వస్తువుల వలె, ఇంద్రజాలములోని కల్పనల వలె, ఎండమావులలో నీరు వలె కల్పితము భ్రమాత్మకము కూడా. ఎవని దృష్టిలో ఆత్మకు వేరుగా ఎక్కడా ఏ ద్వితీయ పరిచ్ఛేదము లేనేలేదో అతడు ఆ దృష్టి యొక్క నిర్మలత్వముచే ఇక దృశ్య కర్మ జన్మ బంధములన్నీ ఒక సన్నటి దారమువలె అతి తేలికగా త్రెంచి వేయగలడు. తతోహ కహోళః కౌశీతికేయ ఉపరామ. యాజ్ఞవల్కుని యొక్క ఈ సమాధానము విని కుషీలోకముని కుమారుడగు కహోడు సంతోషము సంతృప్తులతో చిరునవ్వు ప్రకటించినవారే మౌనము వహించారు. ఇతి బృహదారణ్యకోపనిషత్ పంచమో అధ్యాయే యాజ్ఞవల్క్య కహోళ సంవాదరూపక ఆత్మవేత్తత్వము 5.6. షష్ఠమ బ్రాహ్మణము వ్యాజ్ఞవల్క్య గార్గి సంవాదము లోకాతీతం పరంబ్రహ్మ. అప్పుడు వచక్నముని కుమార్తెగు గార్గి లేచి నిలుచుని సభకు యాజ్ఞవల్క్యునికి హృదయపూర్వకంగా నమస్కారములు సమర్పించి ఇక ప్రశ్నించసాగారు. గార్గి అయ్యా, యాజ్ఞవల్క్య మహాత్మా, ఈ పృథివీ మటెరియల్ వికారముతో కూడి ఏదేది కనిపిస్తోందో భౌతికమైన ఇదంతా కూడా ఓల్ దాట్ ఈజ్ ఫిజికల్ అప్సు నీటి ఎందు ఓతప్రోతమై ఉన్నది కదా. యో ఆపహ మాం యతనం వేద ఆయతనవాన్ భవతి ఇతి శృతివాక్యం. ఓతము వస్త్రములోని నిలువు దారమువలే, ప్రోతము వస్త్రములోని అడ్డపు దారమువలే. ఓతప్రోతము ఓతప్రోతము నిలువు అడ్డ దారములచే నిర్మితము. ఈ విధంగా ఈ కనబడే పదార్థాలన్నీ కూడా లోపల బయట కూడా అంతటా నీటిచే వ్యాపించబడి ఉన్నాయి. ఈ విధంగా నీటిచే వ్యాప్తము కానిచో విడివడి పడిపోయేవే మరి? మరి జలములు దేనిలో పడుగు పేకలవలె వ్యాప్తములే ఓతప్రోతములే ఉన్నాయి. జలమునకు అధిష్ఠానము ఏది? యాజ్ఞవల్క్యుడు జలము వాయినందు వస్త్రములోని నిలువు అడ్డదారముల వలె ఓతప్రోతమై ఉన్నది. వాయువో అంతరిక్షమునందు ఓతప్రోతమై ఉన్నది. అనగా పంచభూతములు పరస్పరము కలిసిపోయి అంతరిక్షలోకములు ఆకాశలోకములు అగుచున్నాయి. అంతరిక్ష రూపములైనట్టి భూతములు గంధర్వలోకములయందు ఓతప్రోతమయ్యున్నాయి లేక వ్యాపించి ఉన్నాయి. గంధర్వలోకము ఆదిత్యలోకములయందు వ్యాపించి ఉన్నది. ఆదిత్యలోకము చంద్రలోకమునందు వ్యాపించి ఉన్నది. చంద్రలోకము నక్షత్రలోకమునందు ఓతప్రోతమై వ్యాపించి ఉన్నది. నక్షత్రలోకము దేవలోకమునందు విస్తరించినదై ఓతప్రోతముగా ఉన్నది. దేవలోకము ఇంద్రలోకమునందు వ్యాపించినదై ఓతప్రోతమై ఉన్నది. ఇంద్రలోకము ప్రజాపతి లోకమునందు, ప్రజాపతి లోకము బ్రహ్మలోకమునందు ఓతప్రోతమై వ్యాపించి ఉన్నది. గార్గి మరి బ్రహ్మలోకమో ఇద్దానియందు ఓతాశ్చ ప్రోతాశ్చైతి ఓతప్రోతమయ్యున్నదని మీ అధ్యయనము. యాజ్ఞవల్క్యుడు అమ్మ, గార్గి, మీరు మీ ప్రశ్నను ఆవేశముతో కూడిన అలవాటుగాను లోకరీతి అయిన విధంగాను అడుగుచున్నట్లు నాకనిపిస్తోంది. ఇది అతి ప్రశ్న అని అంటారు. స్వం ప్రశ్నం న్యాయప్రకారం అతీత్య ఆగమేన ప్రస్తవ్యాం. దేవతాం అనుమానేన మా ప్రాక్ష్యః. సృష్టికి ఆవలగల బ్రహ్మము గురించిన వివరణకే అడుగుచున్నప్పుడు లౌకికమైన న్యాయశాస్త్ర పద్ధతిలో అడగటము పద్ధతి కాదు. శాస్త్ర ఉపదేశములు ఏమి చెప్పుచున్నాయో అద్దానిని ఎరిగి దృష్టిలో పెట్టుకొని ఆత్మశాస్త్ర న్యాయవిధిగా ప్రశ్నించాలమ్మా. ఉదాహరణకు కుండలన్నీ మట్టి నుండే ప్రదర్శనమగుచున్నాయి. అదే రీతిగా బ్రహ్మము నుండి ఈ సర్వము ప్రదర్శితమగుచున్నది అని బ్రహ్మజ్ఞుడగు గురువు చెప్పుచున్నప్పుడు మరి మట్టి ఎన్ని కుండల నుండి బయల్వెడలింది, ఎక్కడి నుండి వచ్చింది అని అడుగము. మట్టి అననది కుండల్లో నుంచి రానట్లే బ్రహ్మము ఏదో స్థానమునుండో పదార్థమునుండో వచ్చేది కాదు. మరల చెప్పుచున్నాను, బంగారము వేరు ఆభరణము వేరు కాదు, అట్లాగే బ్రహ్మమే ఈ సమస్తము అని శాస్త్రములు దృష్టాంతపూర్వకంగా చెప్పునప్పుడు మరి బంగారు ఖనిజము ఎక్కడి నుండి బయల్వెడలింది అని అడగటము శాస్త్ర అధ్యయన విషయంలో విధివిధానము కాదు. బ్రహ్మమునందే ఈ సర్వము ఓతప్రోతమయ్యున్నది. వస్త్రమంతా దారము అడ్డము నిలువుగా ఓతప్రోతమైనట్లు అని కూడా సమాధానముగా చెప్పలేము. సర్వం ఖల్విదం బ్రహ్మ అను మహావాక్యముచే మనము పృథివీ నుండి బ్రహ్మలోకముగా చెప్పుకున్నవన్నీ బ్రహ్మమునకు అభిన్నము. ఎందుకంటే బ్రహ్మము అద్వితీయము కాబట్టి. బ్రహ్మమునకు అన్యమైనట్టి దృష్టియే సృష్టి. ఇదంతా బ్రహ్మమే. బ్రహ్మము అద్వితీయము అనునది వేదాంత సిద్ధాంతము. అద్దాని నిరూపణగా మీ ప్రశ్న ఉండాలి. లేదా జగత్తు బ్రహ్మము కంటే వేరుగా ఉన్నది అని మహావాక్య వ్యతిరిక్తంగా ఉంటే చర్చించవచ్చు. ఇదంతా బ్రహ్మమే అనునది వేదవాక్య ప్రమాణం. తర్కించటానికి విషయం కాదు. శాస్త్రవాక్య సద్గురు స్వానుభవములే అందుకు ప్రమాణం. అందుచేత బ్రహ్మలోకము యద్దానియందు విభాగమై ఉన్నది అనునది అడగవద్దు. బ్రహ్మము లోకములుగా అజ్ఞానదృష్టికి కనిపిస్తున్నప్పటికీ బ్రహ్మజ్ఞాన దృష్టికి సర్వము బ్రహ్మమే అనునది మీరు శృతం చేస్తున్న వేదవాక్యమే కదా. వేదవాక్యమునకు ప్రమాణము కావాలంటే అడగండి. బ్రహ్మలోకము బ్రహ్మానుభావుల బ్రాహ్మీభావన కలవారి నివాసస్థానముగా గ్రహించెదరుగాక. భౌతిక దృష్టి కలవారికి భౌతిక లోకములే నివాసయోగ్యములగుచూ ఉన్న తీరుగా పరమోత్కృష్టమగు మహావాక్యమును లౌకిక దృష్టాంతముల లోకరీతుల పరిధిలోకి త్రోసుకురాకూడదు. ఉపమానములన్నీ బ్రహ్మము గురించి తెలియజేయటానికి విద్యులు వాడే ఉపకరణముల వంటివి మాత్రమే. లోకముల తీరుకూడా బ్రహ్మము గురించి చెప్పటానికి ఉపకరణము మాత్రమే. ఒకవేళ మహావాక్యార్థములను ఆత్మజ్ఞానుల అద్వైతానుభవమును తిరస్కరించి లోకసంబంధముగా వ్యతిరేకిస్తూ పోదలుచుకున్నామా? బ్రహ్మమును ఎరుగటము ఆశయము కాకుండా కేవలము వారికి అది తెలియదు. వీరికి ఈ అనుభవము లేదు. ఇట్టి నిరూపణలకే సంభాషించదలచారా? అది మహావాక్యములను ప్రశ్నించు ప్రశ్నగా పరిణమించగలదు. సత్యమును చేరలేము. అందుచేత ఓ గార్గి, నీవు బ్రహ్మతత్వన్యాయమును అతిక్రమించి ప్రశ్నించటం కొనసాగించటమే ఆశయముగా కలిగి ఉంటే లేక బ్రహ్మము ఎట్టిదో తరువాత చూద్దాం. ముందుగా బ్రహ్మముగా ఎరిగినవారిని ఎరగనివారుగా చెప్పుకోవటము ఆశయము అనున్నది మీ అభిప్రాయమైతే సత్యమేవ జయతే. నా అనూతః అను పరమసిద్ధాంతము మీ శిరస్సును త్రెంచి నేలమీద పడవేయగలదు. అందుచేత భౌతిక ప్రపంచ విశేషములను పాండిత్య ప్రకర్షణగా కలిగి ఉండటమును బ్రహ్మజ్ఞానము కొరకై త్యజించాలేగాని కొనసాగించరాదు. అందుచేత మీరు బ్రతికి ఉండదలుచుకొంటే, శిరస్సు కలిగి ఉండదలదుకొంటే, బ్రహ్మతత్వాధ్యయనులు కాదలుచుకొంటే, బ్రహ్మమునకు బ్రహ్మలోకమునకు ముడిపెట్టుకుండెదరుగాక. బ్రహ్మమును లోక సంబంధంగా ఎంతగా చర్చించినా అఖండ జ్యోతి స్వరూపము అనుభవమునకు రాదు. ఆ సమాధానము విని వచట్నుని పుత్రికేగు గార్కి తృప్తి చెందినవారైనారు. ఇక మరొక ప్రశ్న వేయకుండా కూర్చుని మౌనము వహించారు. 5.7 బ్రాహ్మణము యాజ్ఞవల్క్య 6 సంవాదము సూత్రాత్మా సూత్రమునకు అంతర్గతమైన అంతర్యామి. అప్పుడు అరుణిముని కుమారుడగు ఉద్దాలకుడు లేచి ఇట్లు పలకసాగారు. సభికులారా, సభలోని విజులగు మహనీయులారా, ఓ జనక మహారాజా, అరుణి పుత్రుడనగు ఉద్దాలకుడు ఆరుణి అను వ్యావహారిక నామముగల నేను సభలోని వారందరికీ ప్రపత్తి పూర్వకంగా నమస్కరిస్తున్నాను. మీ అందరి అనుజ్ఞతో ఈ యాజ్ఞవల్క్యుల వారి ముందు కొన్ని ప్రశ్నలు ఉంచబోచున్నాను. ఓ యాజ్ఞవల్క్య మహాశయ నమస్కారము. నేడు అడుగబోయే నా ప్రశ్నకు ఒక సంఘటనకు సంబంధము ఉన్నది. అది చెప్పుచు మీ సమక్షములో ఆ ప్రశ్నను ఉంచబోచున్నాను. మేము కొంతమంది వేదాధ్యయన విద్యార్థులము ఒకానొకప్పుడు యజ్ఞశాస్త్రమును అధ్యయనము చేస్తూ మద్రదేశములో కపి గోత్రీయుడగు పతంజలుడు అని వేదపండితుని ఇంటిలో కొంతకాలము నివసించటం జరిగింది. ఆ పతంజలుని భార్యను ఒక సమయములో ఒక గంధర్వుడు ఆవేశించియుండియున్నారు. ఒకరోజు యజ్ఞశాస్త్ర విద్యార్థులమగు మేము, పతంజలుడు, మేమందరము కలిసి ఆ ఆవహించిన గంధర్వుని కొన్ని మంత్రములతో స్తోత్రము చేసి మాతో సంభాషించినట్లు చేసి ఇట్లా మాట్లాడసాగాము. ఉద్దాలకుడు మొదలైన శిష్యులు ఈ ఇంటి ఇల్లాలిని ఆవహించిన ఓ గంధర్వ మహానుభావ, మీరు ఎవరు? ఎందుకు ఈమెను ఆవహించారు? మీకు ఏమి కావాలి? పతంజలుని ఇల్లాలిని ఆవహించిన ఆ గంధర్వుడు ఓ యజ్ఞశాస్త్రమును అభ్యసించుటకై ఈ మద్రదేశము వచ్చి ఈ గృహములో నివసించుచున్న ఉద్దాలకుడు మొదలైన విద్యాధ్యయనులారా, ఓ పతంజల మహాశయ, మీరంతా మంత్రయుక్తంగా కోరినట్లు నా గురించిన వివరాలు చెప్పుచున్నాను, వినండి. నేను అధర్వణుడు అను ఆయన కుమారుడను. నా పేరు కబంధుడు. మేమూర్ ఓ కబంధ మహాశయ. మీరు ఈ ఇంటి ఇల్లాలిని ఏ ప్రయోజనము ఆశించి ఆశ్రయించారు? కబంధుడు, నాకు వేదవేదాంత శాస్త్రములకు సంబంధించిన కొన్ని సందేహాలు ఉన్నాయి. అవి మరణానంతరము కూడా నన్ను పట్టి పీడిస్తున్నాయి. ఈ పతంజలుడు యజ్ఞశాస్త్రములో బహుప్రావీణ్యుడని లోకప్రసిద్ధి. నాకున్న కొన్ని సందేహములు తొలగించుకోటానికే ఈ జీవిత భాగస్వామిని పిశాచినే ఆశ్రయించాను. అంతేకాకుండా నాకు తెలిసి విజ్ఞతను పంచుకోవాలని కూడా నా ఆశయము. అది సత్సంగపూర్వకమైనట్టి ఉద్దేశ్యము. పతంజలుడు అట్లాగా, ఓ అధర్వణ విప్రోత్తమ గంధర్వ, మీ సంశయములేమిటో ప్రశ్నలుగా అడగండి. మాకు తెలిస్తే తప్పక సమాధానము చెప్పుతాము. కబంధుడు యాజ్ఞకుని శిష్యులారా, యజ్ఞశాస్త్రమును నేర్చుకొనుచున్న విద్యార్థులారా, ముఖ్యంగా కపిగోత్రీయుడగు పతంజల మహాశయ, జానుషే తత్సూత్రం? కిం తత్? మీకు తత్సూత్రము గురించి తెలుసునా? మేము మీరు అడిగేది ఏ సూత్రము దారము గురించి? మరికొంత వివరణగా అడగండి. అధర్వణకుమారుడగు పూర్వాశ్రమ కబంధ నామధేయ వర్తమాన గంధర్వుడు ఏన సూత్రేణ అయంచ లోకః ఇదం జన్మ పరశ్చ లోకః పరంచ ప్రతిపత్తవ్యం జన్మ సర్వాణి చ భూతాని బ్రహ్మాది సందృబ్ధాని సంగ్రథితాని స్రగివ. సూత్రేణ విష్టబ్దాని భవంతి ఏన తత్కిం సూత్రేణ వేద్ధా? 5:7:1 కపిగో త్రీడగు పతంజల. ఏ సూత్రమూ దారమూ తో అయితే ఈ వర్తమాన లోకము ఈ వర్తమాన జన్మ దేహానంతరము సిద్ధించబోవు లోకము పరలోకము రాబోయే మరొక దేహము ఆ దేహముతో అనుభవమవబోవు లోకము ఇవన్నీ పూదండలో దారుమునకు వలె గృచ్చడి ఉన్నాయి. ఏ సూత్రముచే బ్రహ్మదేవుని నుండి ఒక గడ్డిపోచ వరకు సకల ప్రాణులు దారుముచే పుష్పమాల వలె గృచ్చబడి ఉన్నారు. ఆ ఏకసూత్రము లేక తత్సూత్రము ఏదై ఉన్నది? ఓ పతంజలుడా, అది మీకు తెలుసా? తెలిస్తే దయచేసి చెప్పండి. పతంజలుడు, నాహం తత్ భగవాన్ వేదేతి. పూజనీయుడవగు ఓ కబంధ నామధేయ గంధర్వ, మీరు అడిగిన ఆ తత్సూత్రము గురించి నాకు తెలియదు. తత్సూత్రం నాహం జానే హే భగవాన్. ఇతి సంపూజనీయన్ ఆహ. మీరు అడిగిన ప్రశ్న బహుశ తత్వార్థసారమగు ప్రశ్న అయి ఉంటుంది, కాబట్టి మీరు నాకు పూజనీయులు. భగవాన్, మీరు అడిగిన తత్సూత్రము ఏమిటో నేను ఎరిగి ఉండలేదు, అందుచేత మీకు సమాధానము ఇవ్వలేకపోతున్నాను. ఐ ఆమ్ సిన్సియర్లీ అనబల్ టు ప్రొవైడ్ డీటెయిల్స్ ఆఫ్ వాట్ యూ వుడ్ లైక్ టు నో ఓర్ లిసన్ టు. గంధర్వుడు, కబంధుడు, హే ఉపాధ్యాయన్, పతంజల, ఓ యజ్ఞశాస్త్ర పఠన విద్యార్థులారా, సరే, సూత్రాత్మ గురించి నాకు తెలియదు అని ఈ మీ ఉపాధ్యాయుడు అంటున్నారు. అయితే మరొక ప్రశ్న అడుగుతాను. మరి వేద్ధను త్వం కాప్య తం అంతర్యామిణం. ఓ కావ్య గోత్రుడగు పతంజల, అంతర్యామి అనగా ఎవ్వరో మీకు తెలుసా? పతంజలుడు, ఏ అంతర్యామి? ఎవరి అంతర్యామి గురించి మీరు అడుగుచున్నారు? ఈ శరీరమునకు సంబంధించిన అంతర్యామియా? ఈ లోకానికి సంబంధించిన అంతర్యామియా? అంతరంగమునకు చెందిన అంతర్యామియా? గంధర్వుడు, య ఇమం చ లోకం పరం చ లోకం సర్వాణి చ భూతాని యో అంతరో అభ్యంతరస్సన్ యమేతి నియమేతి దోహయంత్రమివ భ్రామేతి స్వం స్వముచి వ్యాపారం కారేతితి. 5:7:1 ఎవ్వరైతే ఈ లోకమును పరలోకమును కూడా తనేందు తానేలోన ఉన్నవాడై ఈ కనబడుచున్న సర్వమును నియమించుచున్నారో, ఇదంతా కూడా తనయొక్క మాయచే చెక్క యంత్రమును యంత్రరుఢుడై త్రిప్పుచున్నట్లుగా త్రిప్పుచున్నారో, ఈ ఇంద్రియ మనో బుద్ధి చిత్త అహంకారములను తమతమ అర్హమగు వ్యాపారములను చేయించుచూ పర్యవేక్షిస్తున్నారో, అట్టి అంతర్యామి గురించి నేను మిమ్ములను అడుగుచున్నాను. ఓ పతంజల మహానుభావ, అట్టి అంతర్యామి గురించి మీకు తెలుసా? పతంజలుడు, ఓ పూజనీయ మహాశయ, గంధర్వ, మీరు అడుగుచున్న వివరములతో కూడిన అంతర్యామి గురించి కూడా ఆయన ఎవ్వరో నాకు తెలియదు. నేను అద్దాని గురించి వినలేదు, వివేచన చేయలేదు. గంధర్వుడు, ఓ ప్రియశ్రోతలారా, మిత్రులారా, 1 సూత్రాత్మ యొక్క, 2 ఆ సూత్రమునకు అంతర్గతమయ్యున్న అంతర్యామి యొక్క విజ్ఞానమే ఈ మీరు నేను చూస్తున్న ప్రపంచంలో మహత్తరమైన తెలుసుకోవలసిన విషయము విశేషము కూడా. ఎవడైతే అట్టి సూత్రాత్మను సుస్పష్టంగా తెలుసుకుని ఉపాసిస్తాడో అట్టి సూత్రాత్మకు అంతర్గతమయుండి సూత్రాత్మను నియమించుచున్న అంతర్యామిని కూడా నిర్దుష్టముగా కరతలామలకము వలె ఎరిపి ఉంటాడో అట్టివాడు నిశ్చయంగా బ్రహ్మవేత్త. పరబ్రహ్మతత్వము గురించి పరమాత్మత్వము గురించి ఎరిగినట్టివాడు. ఇక అతడు అంతర్యామిచే నియామకము చేయబడుచున్న భూభువ సువర్లోకముల స్వరూప స్వభావములు ఎరిగినవాడుగుచున్నాడు. మట్టి బొమ్మలను తయారు చేయవాడు మట్టి, మట్టి బొమ్మ మట్టి బొమ్మలో మట్టి ఎరిగియే ఉంటాడు కదా. అది అంతే. అంతర్యామిని ఎరుగుటచే అగ్ని, వరుణుడు, వాయువు, యముడు మొదలైన దిక్పాలకుల స్వరూప స్వభావములను కూడా ఎరిగినవాడుగుచున్నాడు. ఆ మహనీయుడే ఆస్తికులకు జ్ఞానులకు కూడా ప్రమాణము, ఆ స్టాండర్డ్ ఎగ్జాంపల్ గా అగుచున్నాడు. అందరికి ప్రమాణములగుచున్న వేదములకే ఆతడు ప్రామాణికము, ఆన్ ఎగ్జాంపల్ టు క్వోట్ ఫోర్ వేరియస్ ఫైనెస్ట్ థియోరీస్ అగుచున్నాడు. అంతేకాదు, అట్టి సూత్రాత్మను ఎరిగినవాడు సూత్రాత్మచే సమష్టి రూపముగా కలిపి ఉంచబడుచు సూత్రమునకు లోపల ఉండే అంతర్యామిచే నియమించబడుచున్న నియంత్రించబడుచున్న ఆ బ్రహ్మాది పిపీలికాంతము వరకు సృష్టికర్తయగు బ్రహ్మదేవుని నుండి ఒక పురుగు గడ్డి పరక వరకు గల సకల ప్రాణుల తత్వార్థ స్వరూపము తెలుసుకున్నవాడు ఎరిగినవాడు అగుచున్నాడయ్యా. ఇంకా కూడా అట్టివాడు సర్వదా పరస్వరూపుడై తన యొక్క జాగ్రత్ స్వప్న సుషుప్తిలయ్యందు సంచరించుచున్న ఇహ స్వరూపమును లేక ఈ జీవాత్మను ఈతని కర్తృత్వ భోక్తృత్వ లక్షణములతో సహా కల్పించుచున్నది నేనే కదా అని ఎరుగుచున్నాడు. పరస్వరూపమునందు సంస్థితుడై ఇహస్వరూపమును జీవాత్మను పర్యవేక్షిస్తూనే నిర్విషయుడై ప్రకాశించుచున్నాడు. జగత్తును స్వీయకల్పన విభాగములోని ఒక చిన్న సంగతి సందర్భముగా చూడగలుగుచున్నాడు. ఉద్దాలకుడు ఓ యాజ్ఞవల్క్య మహాశయ, ఆ గంధర్వుడు సూత్రాత్మంతర్యామిల గురించి పతంజలుని ఇంటి ఇల్లాలి ఉపాధి ద్వారా గంగా ప్రవాహముగా అనేక విశేషాలు మాట్లాడుతూ ఉండగా మేము ఉత్సాహంగా విన్నాము, పరమానందము పొందాము, ఆత్మ విషయమై జాగృతమైనాము, అదంతా తెలుసుకుని ఉన్నాము. ఇది సంఘటన. ఇప్పుడు ఈ వర్తమానానికి వద్దాము. మీకు ఆ తత్సూత్రము సూత్రమునకు అంతర్గతమయ్యున్న పదమునకు అంతర్యామి ఈ రెండిటి గురించి తెలుసా? తెలిసియుంటే నాకు ఇక్కడి సభాసదులకు విశదపరచమని నా అభ్యర్థన. ఒకవేళ మీరు ఆ సూత్రాత్మ గురించి గాని ఆ సూత్రాత్మ యొక్క అంతర్లీనమయ్యున్న అంతర్యామి గురించి గాని తెలియకపోతే మాత్రం సరికాదేమో. బ్రహ్మిష్ఠునకు చెందిన గోవులను మీ ఇంటికి ఆశ్రమమునకు తోలుకొని వెళ్లినందుకు దుష్ప్రతిఫలంగా మీ తలతెగి నేలపడగలదు సుమ. ఎందుకంటే మీరు బ్రహ్మవేత్త కానట్లే బ్రహ్మవేత్తలకు చెందవలసిన సొత్తు దొంగతనముగా తీసుకొనిపోయినట్లే అవుతుంది. ఆ కారణంగా ఆ శాపము మిమ్ములను దహించివేస్తుంది. మీ తల నేలకూలక తప్పదు. బ్రాహ్మణ ద్రవ్యమును దొంగిలించిన దోషము ఎట్టిదో మీకు వేరే వివరించి చెప్పాలా? శాస్త్రములను ఎరిగినవారే కదా. యాజ్ఞవల్క్యుడు, వేదవాహం గౌతమ, తత్సూత్రంచ తంచ అంతరాయమినం ఇతి 5-7-1. ఓ గౌతమ, ఆ గంధర్వుడు చెప్పిన సూత్రాత్మ గురించి నాకు తెలుసు, అంతర్యామి గురించి నేను ఎరిగియే ఉన్నాను. ఉద్దారకుడు యోవా ఇదం కశ్చిత్ బ్రూయాత్ వేద. వేద ఇతి, నాకు తెలుసు, నాకు తెలిసియే ఉన్నది అని ఎవరైనా కూడా అనగలరు? అట్లా అనటానికి బ్రహ్మిష్ఠుడను నేను అని నిండు సభలో ఎలుగెత్తి చెప్పినవారే అక్కర్లేదు. మీకు అద్దాని గురించి ఏమి తెలియనో అది దయచేసి చెప్పండి, మేమందరమూ వింటాము. విని మీకు తెలుసో తెలియదో ఇక్కడి ప్రజ్ఞావంతులకు సభాసదులు నిర్ణయించగలరు. యాజ్ఞవల్క్యుడు, ఓ గౌతమ, తత్సూత్రము అననదే వాయువే అయి ఉన్నది. తత్సూత్రం వాయినా వై 5-7-2. సూత్రేణ అయం చ లోకః పరశ్చ లోకః సర్వాణి చ భూతాని సందృబ్ధాని భవంతి. సంధితము కూర్చబడినది. శిషతాస్య అంగానితి వాయిన 5-7-2. సూత్రరూపుడగు వాయువుచేతనే ఈ ఇహలోకము పరలోకము అంతేకాకుండా సకల ప్రాణులు కూడా సమష్టరూపముగా కలిపి కూర్చబడి ఉంచబడుచున్నారు. అందుకే ఒక మానవుడు మరణించినప్పుడు ఇతడు ఊపిరి పీల్చటం లేదు. అనగా ఈతని అవయవములు ఈతని నుండి విడిపోయాయి అని జనులు పదప్రయోగంగా అంటూ ఉంటారు. ఈతనితో అవయవములు వాయువుచే కలిపి ఉంచబడినవి అని చెప్పటమే అందలి గూఢార్థము. ఆ వాయువే లింగ శరీరీ రూపము కూడా. 5-5 కర్మేంద్రియము, 5-5 జ్ఞానేంద్రియములు, 5-5 పంచప్రాణములు, మనస్సు బుద్ధి 17. ఈ 17 కూడా లింగశరీరమని, లింగశరీరము ప్రాణములచే వాయువుచే నిర్మితములు అగుచున్నాయని చెప్పబడుతోంది. 3 నిమిషముల కాలము గాలిని శరీరములో ప్రవేశించటమును నిరోధిస్తే ఆ శరీరము నిస్తేజము పొందటము మరణించటము జరుగుతుందని అందరికీ విదితమే కదా. కర్మఫలములకు కామముకోపము మొదలైన వాసనలకు స్థానము కూడా వాయు ప్రాణ నిర్మిత స్థానమే అయున్నాయి. ప్రాణమే అటు సమష్టి సృష్టికర్త హిరణ్య గర్భుని రూపముగాను ఇటు వ్యష్టి జీవులు రూపముగాను ఉన్నది. అవన్నీ ఒకే వాయువు యొక్క ముఖ్యవీచిక, వివిధ అపవీచికలు వంటిదే. వాయువు యొక్క ప్రసరణము దృష్ట్యా 49 రకములైన విశేష వాయువీచికలు ఉన్నాయి. ఇవియే మరుగణము అని చెప్పబడుతోంది. ఈ విధంగా ఓ గౌతమ, ఇహలోకములోనూ పరలోకములోనూ సర్వప్రాణులను కలిపి ఉంచే దారము వాయువే. ఈ సర్వము కూడా సూత్రరూపమగు వాయువుచే గృచ్చి కలుపబడి ఉన్నది అని లోక ప్రసిద్ధము కూడా. అస్థి చ లోకే ప్రసిద్ధ యస్మాత్ వాయునా సూత్రం, వాయునా విధృతం సర్వం. మణులమాల దారముచే గృచ్చబడి దారము తెగగానే మణులన్నీ చెల్లాచెదురు అవుతాయి కదా. శరీరము యొక్క అంగములన్నీ వాయువు అనుదారమునకు మణులవలె గృచ్చబడి ఉన్నాయి. వాయువు తొలగగానే అవయవములన్నీ శబ్దస్పర్శ రూపరస గంధపంచతన్మాత్రలన్నీ వేరువేరుగా అయి శిథిలగమగుచున్నాయి. కనుక వాయువు అను సూత్రపు తాడుచే శరీరములోని అవయవములన్నీ గృచ్చబడి కనిపిస్తున్నాయి. అట్లాగే దేహదేహాంతరములు, లోకలోకాంతరములు కూడా. ఉద్దాలకుడు, ఓ యాజ్ఞవల్క్య, మీరు చెప్పినది యథార్థమే. మీరు చెప్పిన తీరుగానే ఆ అథర్వణ పుత్రుడగు కబంధ, పూర్వ నామధేయ గంధర్వుడు కూడా చెప్పి ఉన్నారు. సరే, తత్సూత్రం అంతర్గతంతో ఇదానీం తస్యేవ సూత్రస్య నియంతారం బ్రూహి. ఆ సూత్రమునకు అంతర్గతముగా ఉండి సర్వము నియంత్రిస్తున్న అంతర్యామి గురించి చెప్పండి. మేము సవివరంగా వినదలుచుకున్నాము. యాజ్ఞవల్క్యుడు, ప్రియ ఉద్దాలక మహాశయ, వినండి. చెప్పగలిగినంతవరకు చెప్పుతాను. పృథివీ అంతర్యామి, యహ పృథివ్యాం తిష్ఠన్ పృథివ్యా అంతరో అయం పృథివీ నవేద. 5, 7, 3. ఎవరైతే పృథియందు అంతటా నిండి ఉన్నారో, పృథివ్యందు అభ్యంతరమున వేంచేసి ఉన్నారో, యం అంతర్యామిణం పృథివీ దేహవతాపి నవేద. ఎవ్వరి గురించైతే పృథివీ నాయందు ఉన్నారు కదా అని ఎరుగుచుండుటయేలేదో, ఎవ్వనికి పృథివీ అంతా తన శరీరమే అయి ఉన్నదో, అదియే ఆ అంతర్యామి. పృథివీ యొక్క విభాగములగు ఇంద్రియములు మొదలైనవన్నీ కూడా ఆ అంతర్యామికి ఇంద్రియ విభాగములు అగుచున్నాయి. ఆ అంతర్యామియే పౌరాణికముగా నారాయణుడు అని చెప్పబడుచూ ఉన్నారు. ఆయనయే భూమిని నియమబద్ధముగా చేస్తూ నియమించువారే ఉన్నారు. అట్టి అంతర్యామి ఎవ్వరు, ఎక్కడున్నారు అని అడుగుతారా? అయితే వినండి, ఆ అంతర్యామి మీ ఆత్మయే. అట్టి మీ ఆత్మ అమృతస్వరూపమై మార్పు ఉచేర్పులు లేనిదే వెలుగొందుచున్నది. దేహములో ఇంద్రియములకు, దేహదేహాంతరములకు, సమస్తలోకలోక పాలకులకు మీ ఆత్మయే సూత్రము. అందుకే సూత్రాత్మ అంటారు. జలస్వరూపోహి, ఏ తత్వమైతే జలములందు అంతటా వేంచేసి జలమునకు అంతరమంతా నిండి ఉన్నదో, యుద్ధానికి జలము తన శరీరమే అయి ఉన్నదో, తాను యుద్ధానికైతే శరీరమై అయి ఉండి కూడా జలము అద్దానిని ఎరుగుటలేదో, ఏది జలమునకు అంతర్యామి అయి జలమును నియంత్రించుచున్నదో, అది అమృతమగు నీ ఆత్మయే. నీ ఆత్మయే జలస్వరూపని అమంకమై అంతర్యామియే అప్రమేమై కూడా ఉండి ఉన్నది. అగ్నిస్వరూపోహి ఇత్యాదయః యో అగ్నౌ తిష్ఠన్, ఏదైతే అగ్నియందు అంతటా అంతరమున నిండి ఉన్నదో, యో అంతరిక్షే తిష్ఠన్, ఏదైతే అంతరిక్షమునందు అంతయు నిండి ఉన్నదో, యో వాయౌ తిష్ఠన్, ఏదైతే వాయువునందు అంతటా నిండియున్నదో, యో దివి తిష్ఠన్, ఏదైతే దివిలోకము, దేవలోకము, ద్యులోకము నందు అంతటా నిండి ఉన్నదో, యో ఆదిత్యే తిష్ఠన్, ఏదైతే సూర్యునియందు అంతటా నిండి ఉన్నదో, యో దిక్షు తిష్ఠన్, ఏదైతే దిక్కులంతా నిండి ఉన్నదో, యహ చంద్రతారకే తిష్ఠం, ఏది చంద్రునియందు నిండి ఉన్నదో, నక్షత్రములందు అంతటా నిండి ఉన్నదో, య ఆకాశే తిష్ఠన్, ఏది ఆకాశమునందు తిష్ఠితమయ్యున్నదో, యహ తమసి తిష్ఠం, ఎవ్వరైతే చీకటియందు అంతటా అంతరము నిండియున్నారో, యహ తేజసి తిష్ఠం, ఎవ్వరైతే తేజస్సునందు అంతటా నిండి ఉన్నారో, యహ సర్వేషు భూతేషు తిష్ఠన్, ఎవ్వరైతే సర్వభూత జాలమునందు అంతటా అన్నిటా నిండి ఉన్నారో, యహ ప్రాణే తిష్ఠన్, ఎవ్వరైతే పంచప్రాణములయందు నిండి ఉన్నారో, యో వాచి తిష్ఠన్, ఎవ్వరైతే సర్వవాక్కులయందు శబ్దములందు నిండి ఉన్నారో, యహ చక్షుసి తిష్ఠం, దొట్ ఎవ్వరైతే కన్నియందు చూపునందు నిండి ఉన్నారో, యహ శ్రోత్రే తిష్ఠన్, దొట్ ఎవ్వరైతే చెవులయందు వినికిడియందు నిండుగా నిండియున్నదో, యో మనసి తిష్ఠన్, ఎవరైతే సర్వజీవుల మనస్సునందు మీకిన మనస్సునందు నిండి ఉన్నారో, యహ త్వక్చి తిష్ఠం, ఎవరైతే చర్మమునందు స్పర్శగా నిండియున్నారో, యహ విజ్ఞానే తిష్ఠన్, ఎవరైతే తెలివి అనబడు విజ్ఞానమునందు ఆస్ దాట్ విచ్ ఇజ్ నోయింగ్ నిండి ఉన్నారో, యో రేతసి తిష్ఠన్, ఎవరు రేతస్సు రూపుడై రేతస్సు జనన చైతన్యము ప్రత్యుత్సాహమునందు నిండి ఉన్నదో, అదియే అమృతమేమగు నీ ఆత్మస్వరూపము. ఎవ్వరైతే అగ్నికి, అంతరిక్షమునకు, వాయువునకు, ఆదిత్యునికి, దిక్కులకు, చీకటికి, తేజస్సుకు, సర్వభూతజాలములకు, ప్రాణములకు, వాక్కుకు, చూపు, కళ్లకు, వినికిడిచెవులకు, మనస్సు, ఆలోచనలకు, స్పర్శ్చర్మమునకు, తెలివి విజ్ఞానమునకు, రేతస్సుకు అంతర్గతుడై, అంతర్హితుడై, అంతరాత్మాయి, అంతర్యామి అయి ఉన్నారో, ఎవ్వరి గురించైతే అగ్ని, అంతరిక్షము మొదలైన పైవన్నీ తమ యొక్క ఆధారముగా ఉన్నట్లు గమనించటమే లేదో, ఈ అగ్ని, అంతరిక్షము, వాయువు, ఆదిత్యుడు, దిక్కులు, చీకటి, తేజస్సు, సర్వభూతజాలములు, పంచప్రాణములు, వాక్కు, చూపు, వినికిడి, ఆలోచనలు, స్పర్శ, ఎరుక, రేతస్సు ఇవన్నీ కూడా యుద్ధానికి శరీరమే అయి ఉన్నాయో, వాటన్నిటియందు సర్వదా సంచారాలు చేస్తూ అంతర్హృదయుడు, అభ్యంతరంగుడు అయి ఉన్నారో, ఆయనయే అంతర్యామి అగు అమృతస్వరూప ఆత్మపురుషుడు. ఆ అమృతస్వరూప ఆత్మ నీవే. నీవు అట్టి ఆత్మపురుషుడవే అయి ఉన్నావు. నీవే ఆత్మవై వాటన్నిటియందు నిండి ఉండి వాటన్నిటికీ అంతర్గతమై, వాటికి ఆధారమై, వాటన్నిటికీ తెలియబడనివాడవై, అమృతస్వరూపుడవై అన్నిటినీ ఆత్మగా వెలిగించుచున్నావు, ద్యోతకం చేస్తున్నావయ్యా. ఆత్మగా ఇదంతా చూచేది నీవే, చూడబడేది నీవే. స్వప్నద్రష్ట స్వప్నములోని విశేషాలే ఇందుకు దృష్టాంతము. ఉద్దారకుడు యాజ్ఞవల్క్య చాలా చక్కగా అంతర్యామేగు ఆత్మగురించి ప్రవచిస్తూ, నిర్వచిస్తూ వస్తున్నారు. చాలా సంతోషము. ఆ గంధర్వుడు చెప్పిన వివరణతో మీరు చెప్పుచున్నది సరితూగుతోంది. సరే, ఇప్పుడు చెప్పండి, అట్టి సర్వాంతర్యామేగు నా ఆత్మను నేను ఎట్లా దర్శించగలుగుతాను? అది వివరించండి. ఎక్కడ ఆత్మ కొరకే వెతకాలి? ఎట్లా వెతకాలి? ఎట్లా లభిస్తుంది? యాజ్ఞవల్క్యుడు నేతి, నేతి, ఆత్మ అనగా ఇది కాదు, అది అదృష్టోద్రష్టాత్. అట్టి అంతర్యామి కంటికి ఎదురుగా ఒక గోడ నీడవలే విషయమై కనిపించేవారు కాదు, కంటి ద్వారా మనస్సుకు ఏర్పడుచున్న ఒక దృశ్యవృత్తి కాదు, కాబట్టి దర్శనమునకు అగోచరుడు. అయితే కంటియందు చూపుకు ప్రసాదించువాడై, అధికారి అయి, సాక్షియే విరాజిల్లుచున్నారు, చూచువాడై ప్రకాశించుచున్నారు. చూపు అనేది బాహ్య వస్తువులను చూడగలదుగాని చూచువానిని ఎట్లా చూడగలదు? ఆ ద్రష్టను నియోగించు దృక్ స్వరూపుడే ఆత్మ, ఆతడే సర్వాంతర్యామి కూడా. చూడబడేది, చూచుచున్నది కూడా సర్వాతీతుడగు ఆత్మయే. ఆతడు నీ విజ్ఞతచే మాత్రమే నీచే ఎరుగబడుచున్నారు. ఆత్మ అనుభవైక వేద్యము మాత్రమే, అంతేగాని కంటికి సాకారముగా కనిపించేది కాదు. యూ హావ్ టు బ్లోసమ్ అప్ యువర్ ఓన్ కోమన్ సెన్స్ టు ఎక్స్పీరియన్స్ ఆన్ టు బీ ద అశ్రుత శ్రోతర్. నీ సర్వంతార్యామేగు ఆత్మ చెవులకు వినబడే ఒక శబ్దము వంటిది కాదు. వినుచున్నవాడు, వన్ హూ ఈజ్ హియరింగ్, రూపమున చెవులయందు ప్రత్యక్షమై వినికిడిని నియమించుచు వినుచున్నదంతా తానే అయి సర్వార్థములకు అర్థము, పరమార్థము తానే అయి ప్రకాశించున్నట్టిదే నీ ఆత్మ. అట్టి నీ ఆత్మ అమృత, మార్పు చేర్పులు లేని స్వరూపము, అత్యంత మాధుర్యమైనది. అంతేగాని ఆత్మ చెవులకు వినబడు శబ్దము వంటిది కాదు. అమతోమంతా మనస్సు దేనిని ఇష్టపడుతోందో లేక సంకల్పిస్తోందే అది అంతర్యామేగు ఆత్మ కాదు. ఏది మనస్సును ఉపయోగించి ఇష్టమును ఆస్వాదించుచున్నదో అది ఆత్మ. ఇష్టస్వరూపములు, సంకల్పములు ధారణ చేస్తున్నది కూడా ఆత్మయే. అంతేగాని ఆలోచన చేయబడగల ఒక విషయము వంటిది కాదు. అవిజ్ఞాతో విజ్ఞాత, బుద్ధి దేనిని తెలుసుకొనుచున్నదో అదంతా ఆత్మ కాదు. ఏదైతే బుద్ధిని ఉపయోగించి విషయములను తెలుసుకొనుచున్నదో అది ఆత్మ. ఈ బుద్ధి ఏ చైతన్యము కారణంగా తెలుసుకొనుచూ ఉన్నదో అది కూడా ఆత్మస్వరూపమే. అంతేగాని బుద్ధి పొందుచున్న ఒక వివేచన విశేషము మాత్రమే ఆత్మ కాదు. అనగా చూచుదానిని, వినుదానిని, సంకల్పించుదానిని, తెలుసుకొనుచున్నదానిని, వివేచించుదానిని, చూచునది, వినునది, సంకల్పించున్నది, తెలుసుకొనుచున్నది, వివేచించున్నది ఆత్మయే అని గ్రహించండి. దాట్ విచ్ ఈజ్ సీన్ ఎట్సెట్రా ఈజ్ ఆత్మ. నీ ఆత్మయే అటు చూస్తూ ఇటు చూడబడదానిగాను, వింటూ వినబడదానిగాను, సంకల్పిస్తూ సంకల్పించబడదానిగాను, తెలుసుకుంటూ తెలుసుకొనబడదానిగాను, వివేచిస్తూ వివేచన చేయబడదానిగాను కూడా అగుచున్నది. ఇంకొకరితిగా చెప్పుకోవాలంటే యస్మాత్ పరోనాస్తి ద్రష్ట ఇత్యాదహ నా అన్యో అతో అస్తి ద్రష్ట. అంతర్యామి కంటే లేక బ్రహ్మము కంటే లేక ఆత్మకంటే వేరుగా అన్యముగా మరొక ద్రష్ట లేడు, చూడబడునది లేదు. ఆత్మ సర్వదా అనన్యము కాబట్టి నా అన్యో అతో అస్తి శ్రోత. అంతర్యామికి వేరుగా వినువాడు మరొకడెవ్వడూ అయి ఉండలేదు, వినబడినది వేరుగా లేదు. నా అన్యో అతో అస్తి మంత. అంతర్యామికి వేరుగా మరొకడు ఆలోచించువాడు లేడు, ఆలోచించబడినది అంతర్యామికి వేరుగా లేదు. ఆత్మకు వేరుగా మనస్సు అనబడేది లేదు, మనోయోచన విషయములు లేవు. నా అన్యో అతో అస్తి విజ్ఞాత. అంతర్యామికి వేరుగా మరొకడెవడు తెలుసుకొనువాడు లేడు, తెలియబడినది ఏది అంతర్యామికి వేరుగా లేదు. ఉద్దారకుడు బాగు బాగు, మరి నా స్వరూపము ఎట్టిది? యజ్ఞవల్క్యుడు ఏ అంతర్యామి అయితే చూచువాడేగాని చూడబడువాడుగా అగుటలేదో, కాని చూడబడేదంతా తానే అయి ఉన్నారో, వినువాడేగాని వినబడువాడుగా అవటంలేదో, కాని వినబడేదంతా తానే అయి ఉన్నారో, సంకల్పించువాడేగాని సంకల్పించినవిగా అవడో, కాని సంకల్పించబడేదంతా తానే అయి ఉన్నారో, తెలుసుకొనువాడేగాని తెలియబడినదేదిగా అవటంలేదో, కాని తెలియబడేదంతా తానే అయి ఉన్నారో, అట్టి ఆత్మపురుషుడే లేక ఆత్మభగవానుడే నీవు? అదియే నీ సహజ స్వరూపము. ఆ నీ ఆత్మస్వరూపము సర్వదా అచ్యుతము, చ్యుతి లేనట్టిది. ఇద్దానికైతే మరణ జనన ధర్మములు లేనేలోవో, సకల సంసార వ్యవహారములు విషయములు ఏమాత్రము స్పృశించవో. ఏదైతే సకల ప్రాణులకు ప్రాణ మనో బుద్ధి చిత్త అహంకారాలు వాటివాటి విషయ పరంపరలు ప్రసాదించునదో, అట్టి ఆత్మయే నీ స్వరూపము, నా స్వరూపము, మనందరి స్వరూపము. నీవమ్ముత స్వరూపుడవు, నాశనము అననది లేని వాడవు. ఆత్మగా మార్పు చేర్పులు ఉండని వాడవు. ఆత్మగా నీవు కాలతీతుడవు, లోకాతీతుడవు, అంతర్యామి స్వరూపుడవు, సమస్తమునకు సర్వదా అద్వితీయుడవు. అట్టి అంతర్యామికి భిన్నమైనదంతా నాశన స్వభావము కలిగి ఉన్నది. నీవే నా ఆత్మవు, నేను నీకు ఆత్మను. ఆత్మగా ఇరువురము అఖండులము. నీవునేనుల కంటే విశిష్టమైన అప్రమేయ స్వరూపులము. మన యొక్క కేవలమగు నిత్య సత్యమే ఆత్మ. నీవు నేను భేదము లేని అఖండమగు ఇండివిజిబల్ ఆత్మస్వరూపులమే. మనమిరువురము మనందరము కూడా పరానందాత్ములమే. ఎందుకంటే ఆత్మ సర్వదా ఏకమేగాని అనేకము కాదు. అట్టి అంతర్యామియే నీవు నేనుగా అగుచు, సమస్తమును నియమించుచు, సర్వమును ఆస్వాదించుచు, సర్వత్రా అప్రమేయమై అమృతస్వరూపమై వెలుగొందుచున్నది. ఓ ఉద్దాలక, ఓ వర్తమాన భవిష్యత్ శ్రోతలారా, మనమంతా కూడా సర్వదా ఏకము అక్షరము అగు అఖండాత్మ స్వరూపులం. ఏమరచినా అట్టి అప్రతిహత సత్యమును అనుక్షణిక స్వానుభవము చేసుకోవటానికే తదితర విధి విధాన ప్రయత్నమంతా. ఈ విధంగా అంతర్యామి నీ స్వరూపమే. అట్టి నీ నిజస్వరూపము అమృతము. ఆత్మస్వరూపుడగు నీకంటే భిన్నమైనదంతా స్వతహగా లేనిది. అట్టి యాజ్ఞవల్క్య ఈ ప్రవచనము విని ఉద్దాలకుడు సంతృప్తిని పొందినవాడే మౌనము వహించారు. ఇతి బృహదారణికోపనిషత్ పంచమో అధ్యాయ అంతర్యామి బ్రాహ్మణం నామ సప్తమ బ్రాహ్మణము.